మొత్తానికి వీరి యొక్క తపోబలంలో మొదటి అడుగు పరమేశ్వర సాక్షాత్కారమే. ఒక్క శివుడు మనవాడైతే దేవతలందరూ మనవాళ్ళే అవుతారనడానికి ఈ సన్నివేశం అద్భుతమైనటువంటి ఉదాహరణ. వెంటనే స్వామి పాదాలు పడిపోయి, ఇటువంటి బంగారు స్వామితోనా నేను యుద్ధాలు చేసి ఆయుధాలు వేశాను? ఎరుకని ఎరుగక నీకున్ మరకువని దిరితిని దీని మరపుము నన్ను కరకంఠ క్షమియింపు నెరినెవ్వరికెరుగనుగుని నీ చరితంబుల్. నువ్వు ఎరుకగా కనబడగానే నేను ఎరుగలేకపోయానయ్యా, నేను ఎరుక లేకుండా ప్రవర్తించాను అన్నాడు. ఇక్కడ ఎరుకతో ఇన్ని మాట్లాడచ్చా అంటే ఎరుకకి ఎన్ని అర్థాలనే తెలియాలి, తెలుగు వాళ్ళైతే తెలుస్తుంది. ఇంత చక్కగా మాట్లాడి స్వామిని ఇప్పుడైతే ప్రార్థించాడు. స్వామి అన్నాడు, నేను కొట్టించుకోకపోతే నువ్వు కొట్టలేవయ్యా అన్నాడు. ఆయన గొప్ప మాట, అసలు మామూలు అసలు రూపంతో వస్తే నువ్వు ఇంత చెయ్యు, అందుకే ఈ రూపంతో వచ్చాను. పైగా ఆదికిరాత రూపం దర్శనమిస్తే విజయం తథ్యంట, శత్రునాశకత్వానికి సూచకమే ఆదికిరాతమూర్తి. అందుకే కిరాత శత్రుపీడనం నాశయ్యతు అన్నారు ఇక్కడ. అందుకే ఆదికిరాతమూర్తిగా నేను దర్శనం ఇవ్వడమే నీకు విజయం అని చెప్పడం. అంతేకాదు నువ్వు నాతో యుద్ధం చేస్తున్నప్పుడు నీ గాండీవ అన్నిల లోపలికి తీసుకున్నాను, ఇదిగో మళ్ళీ తీసుకో అన్నాడు. అంటే లోపలికి తీసుకెళ్ళి ఛార్జ్ చేసి ఇచ్చాడండి మహాత్మ. మరింతగా అంతవరకు ఆ గాండీవానికి ఉన్నటువంటి ఇతర దేవతాశక్తులు ఇప్పుడు శివశక్తి కలిసింది, అది ఇచ్చాడు. అంతేకాదు స్వామి ఇంకొక అద్భుతమైన అనుగ్రహం చూపించాడు, కుస్తీ పట్లు పెట్టాడు. ఇంకేం కావాలి ఇక్కడ? కనుక ఆయుధాన్ని దివ్యమే చేయడం కాదు, నేను దేహాన్ని దివ్యం చేశాను అన్నాడు. ఇక్కడ శివస్పర్శతో ఆ దేహం పవిత్రమైందండి. ఇక్కడ చాలా విశేషమైన అంశం. అప్పుడు అనుగ్రహించాడు, నేను నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నాను, ప్రయోగ ఉపసంహారాలతో కలిపి పాశుపతాస్త్ర మంత్రాన్ని స్వయంగా శివుడే ఉపదేశించాడండి. ఇక్కడ ఆ భవ్యమైన పాశుపతాస్త్రాన్ని స్వీకరించాడు. దానితో పాటు ఇవ్వవలసిన మరికొన్ని అస్త్రములు కూడా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అవన్నీ స్వీకరించినటువంటి అర్జునుడు నమస్కరిస్తూ ఉండగా పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అంతర్ధానమైన అనుభూతి మాత్రం మనసులో చెదిరిపోలేదండి. ఆ తర్వాత ఇతరు పడుతున్న ఆనందం ఏంటంటే అది వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. తథోర్జున పరం చక్రే విస్మయం పరవీర, అద్భుతమైన ఆశ్చర్యాలకు లోనయ్యాడు. ఏంటంటే మహాదేవుణ్ణి చూశానా, ఆయన నన్ను చూశాడా, ఏ స్వామి యొక్క దర్శనం దేవతలకు కూడా దుర్లభమో ఆ స్వామిని నేను నిజంగా చూశానా, మయా సాక్షాన్ మహాదేవో దృష్ట ఇచ్చేవ భారత, సాక్షాత్ మహాదేవుడే కనబడ్డాడు. ధన్యోస్మి అనుగ్రహితోస్మి ఎన్మయా త్రయంబకో హరః పినాకి వరదో రూపి దృష్ట స్పృష్టశ్చ పాణిన. నేను ధన్యుణ్ణి, కృతకృత్యుణ్ణి, అనుగ్రహింపబడ్డాను. స్వామి నాకు దర్శనమిచ్చాడు, నన్ను స్పర్శ చేశాడు, ఎంత ధన్యుణ్ణి నేను. అది కృతార్థం చావగచ్చామి, నేను కృతార్థుణ్ణయ్యాను. ఇదే మాటని నన్నయ్య గారు ఇంకంత అనుభూతి అందిస్తున్నారంటే, త్రిణయన గాత్ర స్పర్శంబున నిజ గాత్రము పవిత్రమును ముక్తాగంబును అతి తేజోవీర్యంబునునైనా. ఇక్కడ నన్నయ్య గారు ఒక రహస్యాన్ని చూపిస్తున్నారండి. ఆ రహస్యం తర్వాత మనకు పనికొస్తుంది, తర్వాత కదా అర్థం చేసుకోవడానికి. శివుని యొక్క శరీర స్పర్శ చేత నా శరీరం పవిత్రమైంది, పాపరహితమైంది, అమిత బలాన్ని పొందింది అని ఆనందపడి మంటి హరుదేహ మంటన్ కంటి ఉమాధీసు నసుర కంటక హనుము కంటి కరకంటు జూడంగంటి కృతార్థుండనైతి కడుపుణ్యమునన్ అని ఆనంద పరశురయ్యాడు అర్జునుడు. ఆనందంతో ఎప్పుడైతే పరవశిస్తున్నాడో ఒక్కసారిగా దేవతలు ఎదురుగా కనబడ్డాట. అందులో మొదట ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, విశ్వేదేవతలు వీళ్ళందరూ దర్శనమిచ్చారు. ఇచ్చి నువ్వు ధన్యుడివయ్యా, నువ్వు సర్వాస్త్రములు పొందడానికి అర్హుడివయ్యో అంటూ వరుణుడు తన పరివారంతో వచ్చి వరుణాస్త్రాన్ని అనుగ్రహించాడు. కుబేరుడు కౌబేరాస్త్రాన్ని, దివ్యములైన అనేకములైన అస్త్రములను ఆయన అనుగ్రహించాడు. అంతర్ధానము అనబడి మరొక అస్త్రాన్ని ఇచ్చట కుబేరుడు. ఇక యముడు దండము దివ్యాస్త్రములు అనుగ్రహించాడు. విశ్వభావనులైన పితృదేవతలు వచ్చి వారు కూడా దివ్యములైన శక్తుల్ని ప్రసాదించారు. ఇంద్రాణి సహితుడై ఐరావతంపై ఇంద్రుడు వచ్చి దివ్యమైనటువంటి అస్త్రములను వివిధమైన శక్తులను ప్రసాదించాడు. దండాస్త్ర ఐంద్రాస్త్ర ఇత్యాదులన్నీ ఇచ్చి ఇంకా నీకు చాలా చాలా అస్త్రాలు ఇవ్వాలయ్యా, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు, అందుకు నువ్వు ఒక్కసారి స్వర్గానికి నువ్వు రా, అక్కడ నీతో చాలా పని ఉన్నది, కొన్నాళ్ళు అక్కడ ఉంది కానీ పిలిచేటండి. నిజానికి ఇంద్రుడికి కోరిక ఎప్పటి నుంచో ఉంది, ఇంద్రాంశతో వచ్చిన వాడే కదా, అందుకు కొడుకును తీసుకెళ్ళాలని ఎవరికి తీసుకెళ్ళాలని ఉన్నది, కానీ ఇన్నాళ్ళు తీసుకెళ్ళడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరిందిట. ఎందువల్ల? ఎందుకంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనే మాట సామాన్యమైన అంశం కాదు, అది ఎవ్వరికీ దొరకదు. అంత ధర్మాత్ములైనా ఈ కర్మశరీరం విడిచిపెట్టాక భోగ శరీరం అనేది పొంది దానితో వెళ్లాల్సింది ఊర్ధ్వలోకాలకి. ఈ శరీరంతో ఎవరు వెళ్ళలేదు. ఒకవేళ ఏదో తపస్సుతోనో మాయతోనో మంత్రంతోనో వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే త్రిశంకుల్లో వెళ్ళడాలి తప్పనది. ఆయన అలా వెళ్ళాలని ప్రయత్నించాడు. అదే ఆయన ధర్మమో యజ్ఞమో చేసుకుంటే పోయేకు స్వర్గానికి వెళ్ళేవాడు. ఆశ సశరీరంగా వెళ్ళిపోవాలి, అది సృష్టి విరుద్ధం. అది వశిష్ఠులు ఇవ్వనన్నాడు, కానీ ఏదో తంత్రాలు పట్టాడు, ఏ ప్రయత్నము చేయలేదు. పైగా నాకు స్వర్గం అక్కర్లేదు, ఆ లోకాలే అక్కర్లేదు, నా ధర్మం నాకు కావాలనుకుంటే పిలిచి స్వర్గం వస్తుంది చూడండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకని కావాలంటే ఊర్ధ్వలోకాలు రావు, నీ ధర్మాన్ని వంటి పెట్టుకుంటే అన్ని లోకాలు నీ ముందుకు వస్తాయి, ఇది తెలుసుకోవాల్సింది. పిలిచాడు మహానుభావుడు రా అని. ఇప్పుడు ఏమిటయ్యో కొత్త అవకాశం అంటే, నిజానికి భగవంతుడు ఎక్కడ ఉండాల్సిన శరీరం అక్కడ ఇస్తాడండి, ఉపాధులు, ఇది తెలుసుకోవాల్సింది. నీటిలో ఉండడానికి అనువైన శరీరాలు మత్స్యాదులకు ఇచ్చాడు, భూమిపై తిరగడానికి మనకు అనువైన శరీరాలు ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఉండడానికి అనువైన శరీరం వాడి కర్మ బట్టి వాడికి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. మనం కూడా సముద్ర గర్భాల్లోకి వెళ్ళాలంటే ఒక రకమైన వస్త్రాలు వేసుకుంటాం, ఆస్ట్రోనాట్స్ అంతరిక్షాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళకు వస్త్రం వేసుకుంటారు, అలాగే స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు, ఇది కర్మ శరీరం, ఇది భూమి యందు కర్మని ఆచరిస్తూ ఉండడానికి మాత్రమే పనికొచ్చే శరీరం. అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరం కాదు, భౌమ శరీరం కావాలి, దానికి దివ్యత్వం ఉంటుంది, సామాన్యం కాదు. ఇక్కడ ఇది భౌమము, అది దివ్యము. ఇప్పుడు ఈ మహానుభావుని పిలిచేట, పైగా మాతలి అనే సారథి ద్వారా తన స్వయం సారథి అన్నాడు, ఆ సారథినిచ్చి తన రథాన్నిచ్చి రథం ఎదురా అన్నట్టు. ఎంత విశేషమైన అంశం ఇది, ఇక్కడ ఇంత భాగ్యం ఎందుకు దొరికిందయ్యా. ఇతని శరీరం దివ్యం ఎలా అయిందంటే, శివుని యొక్క శరీర స్పర్శ చేత అర్జునుడి శరీరమంతా దివ్యమైపోయింది, స్వర్గాది లోకాల్లో సంచరించగలిగిన దివ్య దేహం వచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. దీన్ని బట్టి పాండవులు ఎలాంటి దేవత స్వరూపులో ఆలోచించుకోండి. అందుకే పాండవుల్ని వ్యాసుడు అనేక చోట్ల సాక్షాత్ దేవరూపులని వర్ణించాడు ఇక్కడ, అలాంటి వారు. అందుకే ఇంద్రుడు ఆ భవ్యమైనటువంటి రథం ద్వారా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. ఐదేళ్ళు ఉన్నాడండి స్వర్గంలో, సామాన్యంగా ఇక్కడ ఐదేళ్లలో ఊరికిన కూర్చోలేదు, అస్త్రములు శస్త్రములు అన్ని విద్యలు పొందాడు, వాటిని పురస్కరణ చేసుకుంటూ సాధన చేశాడు మహానుభావుడు. ఆ సమయంలో ఇంద్రుడు చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుని పిలిపించి ఆయనకు కొన్ని పనులు అప్పచెప్తాడు. ఇతనికి సంగీతాన్ని నువ్వు నేర్పాలి, సంగీతంతో పాటు నాట్యాది వైదుష్యాలు కూడా నేర్పాలి నువ్వు అని చెప్తే, ఇటు సంగీతము ఇతర కళలు అన్నీ నేర్చుకున్నట్ట అర్జునుడు. అంటే అర్జునుడు సర్వకళా ప్రపూర్ణుడు అని మనం తెలుసుకోవాల్సింది. అయితే ఇన్ని నేర్చుకుంటూ ఇంత చేస్తూ మనస్సులో మాత్రం వేదన అలాగే ఉందిట. ఏమిటంటే తన తల్లి అయిన కుంతి, తన అన్న, పితృ సమానుడైనటువంటి ధర్మరాజు పడుతున్న ఇక్కట్లు ఎప్పుడు తొలగుతాయా అని వేదన మాత్రం ఉందిట. ఇది తెలుసుకోవాల్సింది, తన వారి మేలును మరవకుండా తాను చేసుకోవాల్సింది చేస్తున్నాడు. ఇది ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉండగా ఒకసారి చిత్రసేనుణ్ణి ఇంద్రుడు పిలిచాడు, ఓ గంధర్వరాజా నువ్వు సాయం చేయాలన్నాడు. ఏమిటంటే నేను నేరుగా చెప్తే బాగోదు కనుక నిన్ను చెప్తున్నా, మొన్న సభలో ఋషులు దేవతలు అందరూ ఉన్నప్పుడు అప్సరసులు నాట్యం చేశారు, అప్సరసులు అందరూ నాట్యం చేశారు. అందులో ఊర్వశి నాట్యం చేస్తున్నప్పుడు మాత్రము అర్జునుడు ఒక ప్రత్యేకంగా ఊర్వశిని చూశాడు. కాబట్టి నేను చెప్పానని చెప్పి ఊర్వశికి ఒక్కసారి అర్జున్ని వెళ్ళి సేవ చేయమని చెప్పు, ప్రత్యేక దృష్టి అర్జునుడు చూశాడు గనక అని ఇంద్రుడు అన్నట్ట. అంటే ఇంద్రుడికి తెలియదా, తెలుసు, దీని వెనకాలంతా అనేక దైవ కారణాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ మాట ప్రకారంగా చిత్రసేనుడు చెప్తే సంతోషించిందట ఊర్వశి, ఎందుకంటే అర్జునుడిని చూసిన దగ్గర నుంచి ఈమె మనస్సు అతనిపై ప్రీతి చెంది ఉన్నది. ఆ కారణం చేత ఇది ఒక వరంగా ఆమె భావించింది, భావించి తనని తాను చక్కగా అలంకరించుకొని అర్జునుడు ఉన్నటువంటి ఏకాంత గృహానికి వెళ్ళింది. అర్జునుడి గృహానికి కూడా కాపలాదారు ఉన్నాడు, ఆయన వచ్చి చెప్పి ఊర్వశి మీ దర్శనం కోసం వచ్చింది అని చెప్పగానే తాను లోపలికి ఆహ్వానించాడు, ఆహ్వానించి తల వంచుకున్నట్టండి. ఇక్కడ నుండి సంస్కారాన్ని పరిశీలించాలి. దృష్ట్వైవ చౌర్వశీం పార్థో లజ్జాసంవృత లోచన, సిగ్గుతో తలవంచుకున్నట్ట. ఎందుకంటే పరస్త్రీలు కనబడినప్పుడు ఉత్తమ పురుషుడు ఎలా ప్రవర్తిస్తాడో శాస్త్రాలు వర్ణిస్తాయి ఇక్కడ. అందుకే పరస్త్రీలు కన్నప్పుడు తలవంచుకుని పాదర్శనం చేయడమే, నేరుగా కళ్ళు ఇలా పెట్టి మాట్లాడటం. లక్ష్మణస్వామి సీతమ్మ నూపురాలు చూసినప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఇక్కడ. తదాభివాదనం కృత్వా, పైగా అభివాదనం చేశాడట, నమస్కరించాడు. ఎలాగుంటే గురు పూజాం ప్రయుక్తవాన్, గురువులు కనబడినప్పుడు ఏ విధమైన అభివాదన చేయాలో అది చేశాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభివాదం ఉంటుందండి ఇక్కడ. నమస్తే గురువు అంటుంటారు కొందరు, అది వేరు. నిజమైన గురువులకు కనబడినప్పుడు చేసే నమస్కారాలు వేరు. అలాంటి అభివాదం చేశాడు, చేసి అమ్మా మీరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చేశారు అంటే, చిత్రసేనుడు ద్వారా ఇంద్రుడు కబురు పంపాడు, పైగా ఇంద్రుడు చెప్పడం కాదు నేను గమనించాను, అప్సరసలు అంతమంది నాట్యం చేస్తున్నా నువ్వు నన్ను రెప్పవేయకుండా చూశావు, దానికి నేను చాలా ఆనందించాను. తర్వాత ఆ విషయం ఇంద్రుడు కూడా గమనించాడు, నీ దగ్గరికి పంపాడు, కాబట్టి నా సేవలను నువ్వు స్వీకరించు, నిన్ను సేవిస్తాను అని. వెంటనే తన్ తథా బ్రువతీం శ్రుత్వా భృశం లజ్జావృతోర్జున ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశాలయే. ఎప్పుడైతే ఈ మాట అన్నదో మరింత సిగ్గు కలిగి రెండు చెవులు మూసుకుని హరి అనుకున్నట్టు ఒక్కసారి వినరానిది విన్నాను, వినరానిది వింటే భగవత్స్మరణ చేయాలి కనుక చేసేట. అప్పుడు అమ్మతో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు నాతో చెప్పిన మాట వినడానికే బాధగా ఉన్నది, నా దృష్టిలో నువ్వు గురుపత్నితో సమానం, నాకు కుంతీదేవి ఎలాంటిదో ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఎలాంటిదో నువ్వు కూడా అటువంటి దానవే. గొప్ప మాట చెప్పండి, యథా కుంతీచ మాద్రీచ శచీ చైవ మమానఘే తథాచ వంశజనని త్వం హిమెజ్య గరీయసి. నువ్వు అలాంటి దానవి, పైగా నువ్వు అన్నావు కన్నార్పకుండా నన్నే చూసావన్నావు, ఆ నిన్ను చూడడం అనేది కాముక దృష్టితో చూడలేదు తల్లి, ఈ తల్లే కదా మా వంశానికి అంతటికీ మూలభూతురాలు అని దృష్టితో చూశాను, ఎందుకంటే మా వంశం పురూరుముల వల్ల ఏర్పడింది, మా చంద్రవంశం ప్రధానంగా ఆ పురూరుమునికి నువ్వు పత్నివి, తద్వారా మా వంశం వచ్చింది, ఇన్నాళ్ళకి మా వంశానికి మూలమైనటువంటి ఆమెను చూశానన్న ఆనందంతో వంశవర్ధిని వంశజనని అనే భావంతో ఆ ఆత్మీయంగా నీ పాదాలని దర్శించి మాకు తల్లివి గనక మొత్తం మా వంశానికే మూలము గనక వంశ ప్రవక్తరాలు ప్రవర్తకురాలవి అనే ఉద్దేశంతో చూశానమ్మా, గౌరవభావంతో చూశానే కానీ మరేం కాదు తల్లి అని అనగానే నువ్వు నాకు తల్లివి అంటే నీ మాట చాలా సంతోషం, కానీ ఏ ధర్మాలు ఎవరికి ఏ లోకంలో అనేది ఉంటుంది, అందుకే ధర్మం సాపేక్షం, నీ ధర్మం నీ లోకంలో సమంజసమే, నీ లోకంలో జన్మకు మూలమైనటువంటి నేను తల్లితో సమానం కావచ్చు కానీ ఈ లోకంలో వావి వరుసలు చల్లవు సుమా, ఎందుకంటే ఆ పురూరవుని తర్వాత ఎందరో రాజులు నీ దాకా కొన్ని వేల మంది అయిపోయారు తెలుసా, అయిపోయిన రాజులు పుణ్యాలు పొంది ఇక్కడికి వచ్చి మాలాంటి వాళ్ళ ద్వారానే సుఖాలు పొందారు, ఇప్పుడు ఏం చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ధర్మాలు చల్లవు సుమా, అది నీ లోకంలో సరిపోతాయి అంటే ఇక్కడ అర్జునుడు చెప్పిన మాటలు వినాలంటే ఆ మాటల్లో సారాంశాలు వ్యాఖ్యానాలు కావాలి, తల్లి మాకు పూర్వీకులు నీ తర్వాత వచ్చిన మా చంద్రవంశరాజులు ఇక్కడికి వచ్చి ఆనందించారు అంటే వాళ్ళు వాళ్ళ కర్మదేహాన్ని విడిచిపెట్టి భోగదేహంతో ఇక్కడికి వచ్చారు, ఇంకా వాళ్ళకి అనుబంధం అనేది లేవు, ఈ దేహం విడిచిపెట్టాక నేను వాళ్ళలాగా స్వర్గలోకానికి మరణానంతరం వచ్చినటువంటి వాడిని కాదు తల్లి, నేను భారతదేశంలో పుట్టినటువంటి భరత వంశానికి చెందినటువంటి అర్జునుడను, ఈ నామంతో ఆ అర్జున దేహంతో నా అన్నల్ని నా తమ్ముళ్ళని కాపాడుకోవడానికి నా ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ వచ్చాను, కాబట్టి నేను ఇక్కడ అర్జునుణ్ణి, భరత వంశానికి చెందినవాడిని, భారతదేశానికి చెందినవాడిని, నేను ఇక్కడికి వచ్చినటువంటిది ఒకనొక ఉద్దేశంతో ఇంద్రుని యొక్క అనుగ్రహం కోసం అస్త్ర సంపద కోసం వచ్చాను, ఇది తర్వాత నేను చేయవలసిన ధర్మం కోసం, కనుకనే నేను ఇక్కడికి వచ్చినా పాటించవలసింది నా దేశపు ధర్మమే, ఇది తెలుసుకోవాలండి. ఇక్కడ మొత్తం ప్రపంచానికి వ్యాసుడిస్తున్న ఒక అద్భుతమైన సందేశం, అర్జునుడు చెప్తున్నటువంటి అద్భుతమైన సందేశం, మనం ఏదో సంపాదించుకోవడానికో లేదా ఇంకా అభివృద్ధి సాధించడానికో మనదైన దేశాన్ని విడిచిపెట్టి మరొక భోగదేశానికో దేనికో వెళ్ళవచ్చు, వెళితే అక్కడ మన పనితో మనం సంపాదించుకోవాల్సి సంపాదించాలే కానీ మనదైన మన స్వదేశపు ధర్మాన్ని విడిచిపెట్టరాదు, ఇది తెలుసుకోవాల్సింది. లోకాలని వదిలి మరో లోకానికి వెళ్ళినప్పటికీ తన దేశపు ధర్మాన్ని విడిచిపెట్టలేదే మహానుభావుడు అర్జునుడు, అందుకే ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, పొగడమే కాదు భారతీయ ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు, ఇది తెలుసుకోవాల్సింది. స్వధర్మం అనేది ఇంత గొప్పది, అది ఈ కథ ద్వారా మనం గమనించవలసిన మరొక అంశం. అంతేకాదు తల్లి నాకు నీ అనుగ్రహం కూడా కావాలి, వంశజనని గచ్చ మూర్ధనా ప్రపన్నాస్మి పాదవుతే వరవర్ణిని త్వంభే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్తయ త్వయా. ఎంత అందమైన మాట అంటున్నాడు చూడండి, అమ్మా నీ పాదాలకి నా తల తగిలేలాగా నమస్కారం చేస్తున్నానమ్మా, నాకు నువ్వు తల్లి వలె పూజ్యురాలవు, నేను నీకు కొడుకులా రక్షింపవలసిన వాడను, నన్ను నువ్వు రక్షించు తల్లి రక్షించు అన్నాడు. అనగానే ఒక్కసారి మహా కోపాన్ని పొంది అపుమానితి విక్షాత షండవత్ విచరిష్యసి, నువ్వు నన్ను కాదన్నావు గనక నపుంసకుడు అని పేరు పొందుతూ షండవత్ షండవత్ శబ్దం చాలా జాగ్రత్తగా ఉన్నది, నపుంసకుని వలే తిరుగుతావు అన్నది ఇక్కడ ఈ మాట, అంటే నపుంసకుడుగా పేరు పొంది నపుంసకుని వలే తిరుగుతావు, నర్తక వేషం వేసుకుని ఆడవాళ్ళ మధ్యలో ఉంటావు అని చెప్పించిందని ఇక్కడ, నన్ను కాదన్నందుకు అంటే నపుంసకుని వలే అన్నది నపుంసకుని గా కాకుండా ఇక్కడ కూడా చిత్రం, అంటే చూడ్డానికి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు, ఇది శపం, శాపమే నిజానికి, పైగా అర్జునుడు లాంటి మహాపురుషుడికి ఇంతకంటే గొప్ప శాపం మరొకటి ఉండదండి, ఎందుకంటే పురుషుడికి మహాశాపం నపుంసకత్వం, అంతకంటే మరి ఏమిటి లేదు. అందులో ఆ మహాపురుషుడికి, పురుషుడంటేనే పేరు పొందినటువంటి మహాత్ముడికి ఇంతకంటే శాపం మరేముంటుంది? ఎంత శాపం ఇచ్చినా కళ్ళు మూసు కూర్చున్నాడు, నమస్కారం చేశాడంతే ఆమె వెళ్ళిపోయింది సరసర. ఈ లోపల వచ్చాడు ఇంద్రుడు అక్కడికి. శభాష అన్నాడు, మీ అమ్మ కుంతి నిన్ను కన్నందుకు ఇవాళ ధన్యురాలైపోయింది అయ్యా అన్నాడు. సుపుత్రవతి అయిపోయింది ఆమె, ఎందుకంటే నీ మనోధైర్యం ఋషులకు కూడా లేదు, ఋషుల్ని కూడా జయించు. ఎందుకంటే ఊరవశ అంటే సామాన్యమా, సర్వాప్సరసల కాంతుల్ని మించిపోయిన అందగత్త ఆమె నరనారాయణుల వల్ల కలిగినటువంటిది. అలాంటి మహాత్మురాలు ఆమె వచ్చి అక్కడ నిలబడితే ఇసుమంత కూడా వికారానికి లోను కాలేదు నువ్వు. ఆ నృత్య సమయంలోనూ నువ్వు వికారానికి లోను కాలేదు నాకు తెలుసు. కేవలం నీ యొక్క గొప్పతనాన్ని బయటికి ప్రకటింపజేయడానికి నేను చేసేది అన్నాడు ఇంద్రుడు. ఇక్కడ పైగా నీ ధర్మము నీ తపోనిష్టానికి చాలా నచ్చింది, అదేంటి నిగ్రహం. ఇటువంటి వాడు అర్జునుడు, కామచేత ఆ మహానుభావుడు సామాన్యుడు కాడు. ఇక్కడ చాలా సంతోషించాను, ఇక్కడ ఈమె ఇచ్చినటువంటి శాపం నీకు శాపము కాదు, ఇది నీకు వరం అవుతుంది. అజ్ఞాత వాసనలో నువ్వు ఆ విధమైన షండభావంతో నపుంసక భావంతో ఉంటూ నువ్వు ఇప్పుడు వరకు నేర్చుకున్న సంగీత నృత్యాది కళ్ళన్నీ బోధిస్తూ ఉంటావు. ఎందుకంటే నీలాంటి మహాపురుషుడు ఏ వేషం వేసుకున్నా నీ తేజస్సు దాగదయ్యా వెలికి కనబడుతూనే ఉంటుంది, అప్పుడు అజ్ఞాతవాసం సరిగ్గా జరగదు. అందుకు నువ్వు ఈ వేషం ధరించినట్లయితే నిన్ను ఎవరు పోల్చుకోలేరు. ఇది నీకు శాపం కాదు, ఇది ఒక వరం. అంటే తర్వాత కావలసిన కాలానికి ప్రణాళిక వేస్తూ దానిలో భాగంగా ఇది చేసేట. ఇందులో ఒక్క మాట తెలుసుకోవాల్సింది, సూక్ష్మమైన అంశం ఒకటి ఉందండి. తన ధర్మం మీద తాను ఉన్నప్పుడు ఎదురయ్యే శాపం కూడా వరమవుతుంది, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత అద్భుతమైన అంశం, ధర్మనిష్ఠుడైన వాడికి ఎటువంటి శాపాలు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా అనుకూలంగా మారిపోతాయి. మొత్తం పాండవుల చరిత్ర తిరగవేయండి. మనం అనుకుంటాం పాండవులు కష్టపడ్డారని, కొంచెం ఆలోచిస్తే వాళ్ళంత లాభాలు ఎవరూ పండలేదు, అవునా లేదండి? అటు అంతకుముందు భీమసేనుడిని నీటిలో తోసేస్తే చక్కగా 10,000 ఏనుగులు బలం వచ్చేటువంటి పాయసం తాగించారు నాగులు, బయటకు వచ్చాడే లేదా పరిశీలించండి. వీళ్ళందరినీ తీసి లక్క ఇంట్లో తగలబెడితే ఆడ తర్వాత వెళ్ళి చక్కగా వెళ్ళి ద్రౌపదిని పెళ్లి చేసుకొచ్చారు వెనక్కి. జరిగినవన్నీ మీరు పరిశీలిస్తే అడవులకు పంపిస్తే వెళ్ళి శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని దేవతలందరినీ సాక్షాత్కరించుకుని స్వర్గానికి షికారుకి వెళ్ళి వచ్చాడు మహానుభావుడు. అందుకే మన ధర్మాన్ని మనం పట్టుకున్నప్పుడు దుర్మార్గులను హింసించినవి వరాలుగా మారుతాయి. ఇవి చెప్పండి పిల్లలకి, అది తెలుసుకోవాల్సింది. ధర్మం పట్టుకుంటే ఏమొస్తుందంటే ఇది వస్తుందని చూపించండి వాళ్ళకి. ధర్మం పట్టుకుంటే వచ్చే బలం అది. ఈ విధంగా చెప్పి ధన్యుడు అయ్యావు అని వరమిచ్చి అక్కడ కొంతకాలం ఉంచేట్టు మహానుభావుడు. ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు అండి మహానుభావుడు అక్కడున్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో బహు అస్త్రశస్త్ర సంపదలన్నీ పొందాడు. ఈ లోపల జరిగిన అంశం ఏంటంటే అటునుంచి 5 ఏళ్ళు వెళ్ళిపోతే ధర్మరాజు ఏమనుకుంటాడండి, వేదన పట్టు తమ్ముడు ఇంకా రాలేదని బాధపడ్డు గగన మండలంలోంచి ధర్మరాజు కూర్చున్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి ఒక తేజస్సు దిగి వచ్చింది అక్కడ. ఏమిటా తేజస్సు అంటే చూస్తే లోమస మహర్షి. అనేక మంది మహర్షులు ఆ దివ్యమైన లోకాల్లో ఉంటారు కదా, ఇంద్రుడు పంపాడు ఆయన్ని. ఇక్కడ నేను 5 ఏళ్ళు ఈయన ఉంచితే వాళ్ళ అన్నగారు గాభరా పడతారు కనుక వెళ్ళి విషయమంతా చెప్పు, నా దగ్గర ఉంచానని అస్త్ర విద్యలు నేను నేర్చుకుంటూ ఉన్నాడు అని చెప్పు, అతన్ని ఈ లోపల ఏం చేస్తావంటే తీర్థయాత్రలన్నీ చూపించు అని చెప్పండి. ఇక్కడ లోమస మహర్షి వచ్చి స్వయంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్తున్నాడు. అయితే లోమస మహర్షి రావడానికి కొద్దిసేపటికి ముందు నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు ఏ తీర్థం మహిమ ఏమిటి ఏ క్షేత్రం మహిమ ఏమిటో చెప్తారండి. భారతంలో మనకు వస్తున్న అపారమైన జ్ఞానంలో ఈ తీర్థక్షేత్ర జ్ఞానం ఒకటి, ఇది తెలుసుకోవాలి నిజానికి. కానీ ఇక్కడ తెలియజేయడానికి అవకాశం లేదు. ధర్మం అనేక రకాలుగా ఉంటుంది మనకి, అందులో తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు ఒకటి. కొందరు అంటూ ఉంటారు తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయాలండి మనసులో ఉంటే చాలదాన్ని, అంటే వాడికి మనసులో లేదు అనే అర్థం అనమాట. మనసులో ఉంటే తప్పకుండా చేస్తాడు. తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయాలండి, చేయడం వల్ల పాపనాశనం జరిగి తపస్సు బలమే తరిస్తాం. పుణ్యాత్ములు మహాత్ములు సంచరిస్తుంటారు, నేటికీ కూడా ప్రపంచాన్ని తరింపజేయగలిగే శక్తి ఉన్న తీర్థాలు క్షేత్రాలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆసేతు సీతాచలం ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు వాటి చరిత్రలు ఇక్కడ నారదులు వారు చెప్తారు. తర్వాత లోమస మహర్షి వీళ్ళని తీసుకువెళుతూ వివరిస్తారండి. అవి చదువుతుంటే రకరకాల తీర్థాలు క్షేత్రాలు చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ తీర్థచరిత్రలు ఎలా పదిలంగా దాచబడ్డాయో పరిశీలించండి. ఇక్కడ చిత్రం ఏంటంటే వీటిలో అనేక అంశం. రామాయణ కాలంలో కూడా మనకి సీతమ్మ అంటుంది గంగమ్మతో, అమ్మా వనవాస కాలంలో నీ తీరంలో ఉన్న క్షేత్రాలన్నీ చూసొస్తామమ్మా అని. ఆవిడ ఉత్సాహం ఆవిడది, అవన్నీ చూస్తానని ఆవిడకు సరదా ఆనందం. అలా ఈ మహాత్ములందరూ తీర్థయాత్రలు సేవిస్తున్నారు. ఆ తీర్థయాత్రల్లో మొత్తం ఆసేతు సీతాచలం ఉన్న భవ్య తీర్థములని కనబడతాయి. అందుకే నేటికి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇది పాండవుల గుహ, ఇది పాండవులు ప్రతిష్ఠ చేసిన లింగం, ఇది పాండవుల యొక్క ఆలయం అని చూపిస్తుంటారండి. మొన్నటికి మొన్న నైమిషారణ్యంలో హనుమంతుడి యొక్క ప్రాంతం వద్ద పాండవుల గుడి ఉంది. ఎందుకుందయ్యా అంటే ఎందుకుందో భారతంలో ఉంది అది చిత్రకట. ఇలా వాళ్ళు అనేకం దర్శిస్తూ ఉన్నారు. ఈ లోపల కొందరు ఋషులు చేరుకుని ధృతరాష్ట్రుడితో చెప్పారు, ఈ మధ్య అరణ్యానికి వెళ్ళి ఎంత బాగున్నారు అనుకున్నావు అని చెప్పాడు. ఇది మటుమటు ఇది ఒక ఇన్ఫర్మేషన్. అయితే ధృతరాష్ట్రుడికి అంత బాధ కలిగింది, ఏం జరిగింది ఏమిటి ఈ మధ్యలో విశేషం అన్నాడు. వెంటనే ఏం జరగడం ఏంటయ్యా, అర్జునుడు ఆ రకంగా ఇంద్రుడు అనుగ్రహం శివుని అనుగ్రహం పొందట, ఇంకటి గుండెలో పిడుగుపడ్డట్టు అయిందండి, ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళిపోయారు. వాడు దుఃఖంలో వాడు ఉన్నాడు. ఈ లోపల ఎంత కాదన్నా తమ్ముడు దగ్గర లేడు. ఋషులు వస్తూ వెళుతున్నా ఒక్కొక్కప్పుడు గ్యాప్ వస్తుంది కదా, దానితో బాధ కలిగింది మహానుభావుడు ధర్మరాజుకి. ఆ బాధతో ఉంటున్నట్ట ఈ లోపల ఒక మహర్షి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎంత మహాత్ముడికైనా ఒక్కొక్కప్పుడు ఉన్న పరిస్థితి తలుచుకున్నప్పుడు వేదన వస్తూ ఉంటుంది, అది తప్పదు. ఆ వేదాన్ని పరామర్శ ద్వారా వేదం నుంచి బయటపడాలి. పరామర్శ అంటే తత్వచింతన, సత్యచింతన, ధర్మచింతన, ఈ మూడు చేసుకుని ఏది సత్యమో తెలుసుకుని దుఃఖం నుంచి బయటపడిపోవాలి. అందుకని దుఃఖం పట్టుకుని వేలాడుతుంటే వ్యక్తిత్వం దెబ్బతింటుంది, ఇది తెలుసుకోవాలి. అందుకు దుఃఖం కలిగిన ప్రతిసారి పరామర్శ, పరమును ఆమర్శను చేయుట, ఏది ఉత్కృష్టమైన ధర్మమో దాన్ని తెలుసుకుంటూ దుఃఖం నుంచి బయటపడాలి. మనకు చేత కాకపోతే పెద్దలు వచ్చి చెప్తారు, అది పరామర్శ. అంతేగాని ఏడుస్తున్న వాడితో కలిసి ఏడ్చే ఏడవడం కాదు పరామర్శ. ఇక్కడ మహానుభావుడు ఏంటంటే ఒక మహర్షి వచ్చేటారు పేరు బృహదస్సుడు. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ధర్మరాజు నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చిన తర్వాత కబుర్లాడుతూ ఒక మాట అన్నాడు, నా అంత దుఃఖపడ్డవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు కదా అన్నాడు. ఇది ఒక మానవ స్వభావం అంటే ఒక సైకలాజికల్ పాయింట్. ప్రతివాడికి ఏమనిపిస్తుందంటే సృష్టిలో తానొక్కడే దుఃఖపడిపోతున్నాడు, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు అంటూ ఉంటారండి. ఇళ్లలో కొడుతుంది ఏమంటే మనకే మాత్రం ఈ కష్టాలు ఎందుకున్నాయి, అందరూ సుఖంగా ఉన్నారు కదా అని. అంటే అందరూ కష్టాలు చెప్పుకు తిరుగుతారని, పేద కష్టాలు పేదవని సామెత ఎలాగో ఉన్నది, ఎవడి బాధలు పడుకుంటూ ఉంటాయి. కానీ వాడికి వాడు ఏమనుకుంటూ అంటే తనకు ఎక్కువ కష్టాలు ఉన్నట్టు, ఎందరు లేరు లోకంలో, తానేం పుట్టాడేంటి కానీ అనుకుంటూ ఉంటారండి. అందుకే మనం మనస్తత్వాలన్నీ కనబడుతుండే భారతంలో. ధర్మరాజు అనుకుంటున్నట్ట, నా అందరు కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉంటారా, ఎందుకంటే మొత్తం సార్వభౌముణ్ణి రాజసూయ యాగం చేస్తూ తిరుగులేనటువంటి రాజునై ఓడిపోయాను, కొన్ని యుద్ధంలోనో పరాక్రమంలోనో ఓడిపోయాను అంటే వంచనతో ఓడిపోయి మొత్తం కోల్పోయాను, అడవులు పాలైపోయాను. ఎలాంటి పరిస్థితి, ఒకటి తానొక్కడు దుఃఖపడుతుంటే ఒక దుఃఖం అండి, తన వల్ల తన వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే చూడడం మరుగు దుఃఖంట. ఈ రెండు రకాల దుఃఖాలు నాకు వచ్చి చాలా బాధగా ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నాకు ప్రియ ప్రేమపాత్రుడైనటువంటి తమ్ముడు దగ్గర లేడు, పైగా ఎండకన్నెరుగినటువంటి ఇల్లా లేనటువంటి అసూర్యం పశ్చి అయినటువంటి ద్రౌపదీదేవి కష్టాలు పడుతున్నది ఎండల్లో, ఈ వానల్లో, ఈ అడవుల్లో అంటూ దుఃఖపడుతున్నాడు. అంటే ఏం లాభం లేదే, నీకంటే కష్టాలు పడ్డవాడు చాలామంది మహాత్ములు ఉన్నారు సుమా అన్నట్టు బృహదస్సుడు. ఏమిటది చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ అది ఉపాఖ్యానం. మనం ముందు రోజు ఒక ప్రతిజ్ఞ పట్టుకున్నాం, ఉపాఖ్యానాలు విస్తారంగా చెప్పము, ఆఖ్యానములు మాత్రమే చెప్పుకుంటాం అని. కనుక చెప్పట్లేదే అని చూడొద్దు, చెప్తున్నది జాగ్రత్తగా పరిశీలించాలి. కానీ ఈ ఉపాఖ్యానం మాత్రం చెప్పకపోతే ఒక తప్పు ఉంది, చెప్పక తప్పదు, కానీ మొత్తం చెప్తే పెద్ద తప్పు అవుతుంది. అందుకే ఒక్కసారి స్మరించుకుంటే చాలా ధన్యమయ్యే ఉపాఖ్యానం ఇది. ఉపాఖ్యానాలు ఎందుకు పెట్టారనే దాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఉపాఖ్యానాలు ఏంటంటే చెప్తున్న ధర్మము చెయ్యు అని చెప్పడమే కాకుండా ఆ ధర్మాన్ని ఇదివరలో చేసిన వారు ఎలా బాగుపడ్డారో చెప్పడం వల్ల ధర్మం అనేది నిష్ట కలుగుతుంది. అది ఉపాఖ్యానాల యొక్క ఒక ప్రయోజనం. అంతేకాదు ఉపాఖ్యానాలు వింటూ ఉంటే, పుణ్యశ్లోకుల చరిత్ర వింటూ ఉంటే మనకు తెలియకుండా మళ్ళీ పాప సంస్కారాలు పోతాయి, కొన్ని గ్రహదోషాలు కూడా తొలగిపోయి ఒకనొక అనుగ్రహం వస్తుందండి, మంత్రప్రభావం అది, అది కూడా జరుగుతుంది. అందుకే ఒక్కొక్క ఉపాఖ్యానానికి శక్తి ఉంది. లేకపోతే ఇది పారాయణ చేస్తే ఇది ఫలితం ఎందుకు చెప్తారండి ఋషులు, ఎవరిని ఆకర్షించడం కోసం చెప్తారు? ఏమని వాళ్ళకి సేలబిలిటీ లేక ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ చేసేది? ఈ ఇతివృత్తం చెప్తూ ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి సర్వ కలిదోషాలు పోతాయ్యా, వాళ్ళు ధన్యులు అవుతారు అని ఇతివృత్తాన్ని చెప్తున్నారు ఇక్కడ. సామాన్యంగా అది నీకంటే కష్టం పడ్డ ఒక మహాత్ముడు యొక్క చరిత్ర చెప్తున్నాను విను. ఈయన ఎప్పటివాడు, రామచంద్రుడికి కూడా పూర్వీకుడు. సీతమ్మ సుందరకాండలో ఆ దంపతులను స్మరించింది, అంత పూర్వీకుడు. అదే పరమ పవిత్రమైన నల చరిత్ర. ఈ నల చరిత్ర తెలియని వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇదే వ్యక్తి ఇదే ఊళ్ళో ఎక్కడున్న ఇన్ని వేల మంది ముందు సుమారు రెండు పర్యాయాలు విస్తారంగా చెప్పడం తెలుసు. అలాగే వివిధ సందర్భాల్లో చెప్పుకున్నప్పుడు కూడా మాధ్యమాల ద్వారా విన్నవాళ్ళు ఉన్నారు, మళ్ళీ పునరుక్తి కూడా అవుతుంది. అందుకే ఇదివరకు చెప్పినవన్నీ విడిచిపెట్టి చెప్పనివి చెప్పుకోవడానికి ఇప్పుడని చెప్పే కూర్చున్నా కనుక చెప్పింది చెప్పినట్టు వినడమే చాలా క్షేమం. ఇందులో ఉన్నటువంటి క్లుప్తంగా చరిత్ర చూస్తే నలచక్రవర్తి నిషధ దేశానికి అధిపతి, మహాత్ముడు, రాజర్షి, సామాన్యుడు కాడు. ఇక ఆ తల్లి దమయంతి విదర్భ దేశాధీశుడైన భీమరాజు యొక్క పుత్రిక. వారి ఉభయులకి వివాహం జరిగింది పరస్పర ప్రీతితో. ఒకరికొకరు తగినవారు, మహాత్ములు. చిత్రం ఏంటంటే ఆ వివాహానికి వచ్చిన పరీక్ష పెట్టారు. వీరి అన్యోన్య ప్రేమను తెలుసుకోవడానికి నలుగురు పరీక్ష పెట్టారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, యముడు నలుగురు పరీక్ష పెట్టారు. వారి యొక్క పరమ ప్రేమను చూసి ఆనందించారు. వారి దగ్గరుండి పెళ్లి చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇచ్చారు. యమధర్మరాజు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చట. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా నీ బుద్ధి ధర్మము నందే నిలబడి ఉండుగాక. ఎంత అద్భుతమైన వరం అండి. ఇది అద్భుతమైన వరం ఎవరికి అనిపిస్తుంది? బతుకున్నంతకాలం ఆరోగ్యం ఉండుగాక అంటే బాగుంటుంది, కానీ ముందు ఇది గొప్ప వరం. ఎంత కష్ట పరిస్థితుల్లోనైనా నీ బుద్ధి ధర్మము నందు ఉండుగాక. ఇది యమధర్మరాజు ఇచ్చిన అనుగ్రహం. ఇంద్రుడు, నీ యొక్క రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు, సకాల వర్షాలు ఉంటాయి అన్నాడు. అగ్నిదేవుడు, ఎప్పుడు ఎక్కడ కావలిస్తే ఆ యజ్ఞాగ్నిలో కానీ పచనాగ్నిలో కానీ ఏ విధంగానైనా నేను నీకు అనుగ్రహిస్తూ ఉంటాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుగ్రహాన్ని. వరుణుడు కూడా, సకాల వర్షాదులు ఇస్తాను, జలాశయాల్లో నీరు ఎండకుండా చూసుకుంటాను. రాజుకి ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇవన్నీ అనుగ్రహించి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు మాత్రం అక్కడికి వస్తూ ఉంటే అప్పటికే స్వయంవరం పెళ్ళి అన్నీ అయిపోయాట. వాళ్ళు ఎవరంటే కలి ద్వాపరుడు, అంటే కలి యుగ పురుషుడు, ద్వాపర యుగ పురుషుడు, తత్కాల అధిదేవతలు తెలుసుకోవాల్సింది. వాళ్ళిద్దరు బయలుదేరుస్తున్నట్ట. ఎక్కడికి నలిగేట తోవల ఇంద్రుడు అడిగితే స్వయంవరానికి వెళ్తున్నాను. ఏం స్వయంవరం? స్వయంవరం పెళ్ళి అన్నీ అయిపోయి మేము అక్షతలేసి వస్తున్నాం, ఇంకా పసుపు ఉంది చూడు చేతికి అన్నట్ట. వెంటనే అమ్మ, అలాగా మేము వరిద్దాం అనుకున్నామే. నలుడు, దమయంతి పరస్పరం ఒకరినొకరు వరించుకున్నారన్నమాట. వాడు ఎలా సుఖపడతాడో చూస్తాను అనుకున్నట్టు వీళ్ళిద్దరు కూడా అనుకుని ద్వాపరుడు, కలిపురుషుడు ఎదురు చూస్తున్నారు. పైగా ద్వాపరుణ్ణి ముందే పంపించేట, పుష్కరుడు అనే వాడి దగ్గరికి పంపించాడు. వాడు ఏం చేశాడంటే పుష్కరుడిలో చేరి మాయా పాచికలు వేయడంలో ప్రావీణ్యత శక్తిని అతనికి ఇచ్చేసేట. ఈ పుష్కరుడు యొక్క అంశే శకుని అని రెండో రోజు ఉపన్యాసం విన్న వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇది పుష్కరుడు ద్వాపరయుగం, ద్వాపరయుగాధిపతి. ఈ కథ జరిగింది ఏ కథ? ధర్మరాజు కథ జరిగింది ద్వాపరయుగం. నలచక్రవర్తి కథ జరిగింది ఏడాడు పూర్వ యుగాల్లో. అప్పటికి ద్వాపరయుగం కాదు. అప్పుడు ద్వాపరుడు కలి అంత తేలిగ్గా రావడానికి అవకాశం లేదు. వాళ్ళందరూ రెస్ట్, వాళ్ళ డ్యూటీ కాదు ప్రస్తుతం. పగలంతా డ్యూటీ చేసి రాత్రి నిద్రపోయేటట్టు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, నీ స్వయంవరానికే పెళ్లికి తిరుగుతున్నారు వాళ్ళు. ద్వాపరయుగం వచ్చినప్పుడు ద్వాపరుడు బిజీ, కలియుగంలో కలి బిజీ. కానీ ఆ యుగాల్లో ఇద్దరు తీరిగ్గా ఉన్నట్ట. కానీ ఇప్పుడు వాళ్ళు ఆశాభంగం చెంది మొత్తం ఈ కాలమంతా వ్యాపించలేరు కనుక ఈయన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయన మీద దాడి చేయడం కోసం దానికి పంచుకున్నారు. ముందు పుష్కరుడు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు ద్వాపరుడు. కలి ఈయనలో ప్రవేశించాలని చూస్తున్నాడండి. ఎక్కడ అవకాశం దొరుకుతుందో అని చూస్తున్నాడు. ఇక్కడ అవకాశం అస్సలు దొరకలేదు. ఎవడు ధర్మబద్ధంగా జీవిస్తూ సదాచార సంపన్నుడు అవుతాడో వాడిలో కలి ప్రవేశించదు. అంటే మరి అయితే రేపటి నుంచి ఉంటానంటే ఇప్పటికీ దూరిపోయడమో మనకు తెలియదు. ఎందుకంటే ఆచారాలు లేనప్పుడు ఇలాంటివి ప్రవేశిస్తాయి. ఇది తెలుసుకోండి. ఏ ఇంట అంటూ ముట్టూ మైలా పాటించరో, ఏ ఇంట పెద్దవాళ్ళు చెప్పిన స్నానాదులు ఉండవో ఆ ఇంట కలిపురుషుడు ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించాడా ఇది ధర్మమును ఒప్పుకోవడానికి కూడా మనసొప్పదు. తెలుసుకోవాల్సింది నేను చెప్తున్నాను, కోపంగా చూడదు. భారతంలో ఉంది అంశములన్నీ. ఒకసారి స్నానం చేసిన తర్వాత పాద ప్రక్షాళన చెయ్యకుండా సంధ్యావందనం చేసే, మూత్ర విసర్జన చేసిన తర్వాత పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేసుకున్నట్టు ఈయన. అంటే సంధ్యావందనం చేసేటు సంతోషం, పాద ప్రక్షాళన చేయలేదు. అది చేసాక పాద ప్రక్షాళన చేయకపోవడం ఎంత దోషం వచ్చిందండి. ఆ ఒక్క రంధ్రాన్ని పట్టుకుని కలిపురుషుడు ప్రవేశించాడట. ఇప్పుడు ఆ రంధ్రాలు కిటికీలు అక్కర్లేదు, సింహద్వారాలు తెరిచి లోపలికి ఇప్పుడు ప్రవేశించాడు మహానుభావుడు. మొత్తానికి నలుల్లో ప్రవేశించాడు. వాడు దూరితే బుద్ధి మారిపోతుందండి. ఈ సమయంలో పుష్కరుడు పిలిచాడు జీవితానికి. అచ్చం ధర్మరాజులాగే పిలిస్తే వెళ్ళాలి కనుక వెళ్ళాడు. కలి ఈయన బుద్ధి మీద ఉంది కనుక ఈయనవేవి పారనివ్వకుండా చేశాడు. పుష్కరుడు ద్వాపరుడు యొక్క హస్తంలో ఉన్నాడు కనుక వాడు గెలిచాడు. క్రమక్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓడిపోతున్నప్పుడే దమయంతి గమనించింది. రాజు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడు అని తెలుసుకున్నది. చిట్ట చివరికి సర్వరాజ్య భ్రష్టుడైపోయాడు. తనను తాను ఓడిపోయాడు, బయలుదేరాడు. కానీ ఇక్కడ స్త్రీని పణంగా పెట్టలేదు. అప్పటికి ఆ పరిస్థితి రాలేదు. తాను ఓడిపోయాడు, రాజ్యం ఓడిపోయింది. ఇప్పుడు ఏమీ లేడు, కట్టుబట్టలతో మిగిలిపోయాడండి. బయటకు వచ్చాడు. తల్లి దమయంతి గొప్పతనం ఏంటంటే ఓడిపోతున్నాడని గమనించినప్పుడు తన పుత్రుణ్ణి పుత్రికిని మాత్రము తన పుట్టింటికి పంపించింది. అందుకని మీ ఆట మీరు ఆడుకోండి, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆవిడ వెళ్ళలేదండి, ఇక్కడ పిల్లల్ని పంపించింది. ఈయన ఎప్పుడైతే ఓడిపోయి నిలబడ్డాడు, ఈయనతో పాటు నిలబడిందిట. మొత్తం రాజ్యమంతా పుష్కరుడికి అప్పజెప్పి బయటకు వచ్చాడు నలుడు. తన యొక్క పురమునకు వెలుపలు నిలబడ్డాడు పొలిమేరలో. ఒక్కడు పలకరించిన వాళ్ళు లేడండి. నిన్న మొన్నటి వరకు బయట కనబడితే చాలు, మహారాజా మహారాజా అని దండాలు పెట్టేవాళ్ళు. ఒక్కడు పలకరించలేదు. చూసారా, కాలం అనుకూలిస్తే అందరూ దండాలు పెట్టేవాళ్ళే, కాలం ఒక్కసారి ప్రతికూలించిందా ఎవడు మన మొహం కూడా చూడ్డు. అందుకే అవి చూసి గర్వించడానికి ఏమీ లేదు. మహానుభావుడు ధర్మనిష్ఠుడై అలా దుఃఖితుడై ఉంటూ ఉంటే అప్పుడు ఆమెతో అన్నట్ట, నువ్వు ఇటు నుంచి పెడితే ఈ రాజ్యం వస్తుంది, అటు నుంచి పెడితే ఆ రాజ్యం వస్తుంది, వాళ్ళు నీ బంధువులు మీ తండ్రి, కాబట్టి నువ్వు మీ తండ్రి ఇంటికో మీ బంధువుల ఇంటికో వెళ్ళి క్షేమంగా ఉండు, నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్తాను అన్నాడు. సరేనండి, ఇదేదో బాగుందని ఆవిడ వెళ్ళిపోలేదండి. ఆవిడ ఏం చేసిందంటే, నీ సుఖాలన్నీ పంచుకున్న నేను నీ దుఃఖాన్ని కూడా పంచుకోవాలి, ఇది చెప్తున్నది గొప్ప మాట. ఎందుకంటే భార్య అంటే సుఖదుఖేషు సమభాగిన, సుఖదుఖమైన సమభాగిని ఆవిడ, అందుకే రెండూ పంచుకోవాలి నేను. పైగా దుఃఖంలో ఉన్నప్పుడే నా అవసరం నీకు ఇంకా ఉన్నది, ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడు భార్య భర్తకు ఔషధంలా అతన్ని సేద తీర్చాలి. ఎందుకంటే కలిసి వచ్చిన కాలంలో నీతో సుఖాలు అనుభవించాను, ఇప్పుడు నీ కాలం కలిసి రాలేదు, ఇప్పుడు నిన్ను విడిచిపెట్టను, నేను వస్తాను అందుకని మాట కాదనలేక అరణ్యాలకు వెళ్ళారు ఇద్దరు కూడా. ఆ అరణ్యంలో వెళ్ళడానికి ముందు ఏం జరిగిందంటే, ఆకలి వేస్తుంది ఇద్దరికి, ఎలాంటి పరిస్థితి చూడండి, ఆకలి ఒక్కసారి దూరేడే ఎంత దించేస్తాడో కిందకి, ఇక్కడ ఆకలి వేస్తోంది ఆ స్థితిలో. ఆకలి బాధ తనకి తన భార్యకి వేస్తూ ఉండగా ఎదురుగా ఒక బంగారు రంగు పిట్టలు కనబడ్డాయట. వెంటనే తనపై ఉన్న వస్త్రాన్ని దాని మీద వేసి పట్టుకుందామంటే వస్త్రాన్ని ఎత్తుకుపోయా రెండు. ఆశ్చర్యపరిచిన పిట్టలేమిటి, వస్త్రం తీసుకోవడం ఏంటండి అంటే, అవి చెప్తున్నాయి ఈ పాచికలను అధిష్ఠించిన దేవతలు మేము, అన్నీ లాగేసే ఇది కూడా ఎందుకు మిగల్చాలని తీసుకుపోయాం. అప్పుడు ఆమె వస్త్రంలో సగం తనకి చుట్టుకుని ఇద్దరు కలిసి బయలుదేరారు. అరణ్యంలో ఉన్నారు, ఆమె ఓదార్చుతున్నది, ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో భర్త దగ్గరున్నాడు, నిబ్బరంగా నిద్రపోతుందండి దమయంతి. శయ్య లేకపోయినా, కోట లేకపోయినా, రాజ్యం లేకపోయినా భర్త దగ్గరున్నాడన్న ఆనందంతో నిబ్బరంగా నిద్రపోతుంది దమయంతి. ఎలాంటి ఆమెకి ఎలాంటి కష్టం వచ్చిందన్న బాధతో కంటి మీద కునుకు రాలేదు నలునకి. ఆ మహానుభావుడు దుఃఖితుడై కూర్చుని ఉన్నాడు, ఆమెను పరిశీలిస్తున్నాడు, బాధ భరించలేక హాయిగా పుట్టింటికి వెళ్ళింటే వినలేదు, నన్ను అంటిపెట్టుకొచ్చింది, నేను ఈమెను విడిచి వెళ్ళిపోతే కొంతసేపు దుఃఖపడ్డా వెతుక్కుంటూ మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళుతుందిగా, విడిచిపెట్టడం మంచిది అనిపించిందట. అనిపించి ఒంటరిగా అడవిలో విడిచిపెట్టడమా, తప్పు తప్పు అనుకున్నట్టు మళ్ళీ మనసు రెండు విధాలుగా ఊగింది. కలి దమయంతి బాప సమకట్టు, వేరు చేసేవాడి కలిండి, మరొకటి ఏడు చేస్తాం, ప్రతి వాళ్ళకి విడిపోవడానికి కారణాలు వెతకడానికి మార్గమే కలికి తెలుసుకోండి. ఆఖరి భార్యాభర్తలను కూడా విడదీయాలని చూస్తాడు వాడు. అందుకే విడిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే అయ్యో నన్నే నమ్ముకుని అడవిలోకి వచ్చిందే అని మళ్ళీ ఆగుతున్నట్ట. కాదు కాదు, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ క్షేమంగా తన పుట్టింటికి వెళుతుందేమో మరొక భావం. ఇటు అటు ఊగిసలాడుతున్న మనస్సుకి కలి యొక్క కర్షణే పనిచేసింది. దానితో వస్త్రాన్ని చించి తనకు చుట్టిన వస్త్రం మేర చించుకుని తాను నీ క్షేమగ్గాక అని వెళ్ళిపోయాడు మహాభావుడు. నాడు దమయంతి నిద్రలేచింది, వెతుకుతోంది అన్ని చోట్ల, ఎక్కడైనా ఎటువైపు నదీ తీరానికి వెళ్ళాడా నిత్యాదులు వెతికింది, ఎక్కడా కనబడలేదు. దుఃఖితురాలైంది, నన్ను విడిచిపెట్టనన్న మాట ఇచ్చి ఎంత పని చేసేవయ్యా అని దుఃఖితురాలి దమయంతి వెళుతూ ఉంటే అనేకమైన ప్రమాదాలు త్రోవలో ఎదురయ్యాయి. కానీ తన యొక్క తపశ్శక్తి చేత అవన్నీ దాటుకుంటూ వెళుతున్నది. త్రోవలో ఒక మునిపల్లె కనబడిందిట, అనేకమంది మహర్షులు దర్శనమిచ్చారు అక్కడ. వాళ్ళు చూసి వరవర్ణిని, ఏమిటమ్మా ఎవరు నువ్వు అని అంటే, పుణ్యశ్లోకుడైన నలుని యొక్క పత్నిని అన్నది. అంతేగాని జోదంలో ఓడిపోయి అడవులు పాలయ్యాడే ఒక ఆయన, ఆయన ఎవడే కనబడ్డాడా అనలేదండి, తెలుసుకోవాలి. నలుని గురించి ఎక్కడ చెప్పినా పుణ్యశ్లోక పుణ్యశ్లోక అనే మాటే చెప్పాడండి ఇక్కడ. పుణ్యశ్లోకుడు అంటే ఎవరి కీర్తిని మనం స్తుతిస్తే మన పాపములు పోయి పవిత్రులమవుతామో వారిని పుణ్యశ్లోకులు అంటారు, ఇది తెలుసుకోవాల్సింది. అదే నలుడి పేరే పుణ్యశ్లోకుడు. ఎన్ని మార్లు వ్యాసుడు ఆ మాట అంటాడో పుణ్యశ్లోక పుణ్యశ్లోకాన్ని, నన్నయ్య గారు కూడా గాడి తప్పకుండా అదే మాటని 10 మార్లు వాడతారండి పుణ్యశ్లోకుడని. అలాంటి నలచక్రవర్తి అని చెప్పగానే ఋషులు, మా దివ్య దృష్టితో చూస్తున్నాను తల్లి, ఏం పర్వాలేదు, అతి త్వరలో నీ భర్త నీ కలుస్తాడు, క్షిప్రం ద్రక్షసి నైషధం అంటారు అక్కడ ఋషులందరూ కూడా, అలా వాళ్ళు మాట్లాడతారు. అచ్చంగా సుందరకాండలో హనుమంతుడు సీతమ్మతో క్షిప్రం ద్రక్షసి రాఘవం అంటారండి. వాల్మీకి అడుగు జాడలని ఏ విధంగా వ్యాసుడు పరిశీలించాడని ఒక రీసెర్చ్ ఎవడు చేస్తే చేయండి. మొత్తానికి క్షిప్రం ద్రక్షసి నైషధం త్వరలో చూస్తామన్నట్ట. ఆవిడ ఆనందంతో కళ్ళు మూసుకుని నమస్కరించింది, కళ్ళు తెరిస్తే ఆ ముని పల్లె లేదు. ఎంత భ్రాంత, లేక అక్కడికప్పుడు వచ్చారా అంటే, ఇప్పటికీ మనం మామూలుగా వెళ్ళిపోయేటటువంటి భారతీయ అరణ్యాల్లో మన కంటికి కనబడిన సిద్ధభూములు ఎన్నో ఉంటాయి, మనకు ఆ యోగ్యత ఉంటే ఆ సిద్ధభూములు ఉన్న మహాత్ములు దర్శనమిస్తారు. అలా దర్శనమిచ్చారు, దమయంతికి ఇచ్చి మళ్ళీ అంతర్ధానం లేపారు. అక్కడికక్కడే అది మళ్ళీ అగోచరమయ్యింది. అంతేగాని కొత్తగా రాలేదు, కొత్తగా పోలేదు. అక్కడ ఉన్నదే దుర్గోచరమయ్యింది, మళ్ళీ అగోచరమైంది. అనుగ్రహాన్ని పొంది ఆమె వెళుతూ ఉండగా కొందరు వ్యాపారుల గుంపు అరణ్యంలో ప్రయాణిస్తుంటే వాళ్ళతో పాటు వెళుతూ ఉన్నదామె. ఆ త్రోవలో వాళ్ళందరూ ఒక రాత్రి వేళ నిద్రిస్తూ ఉంటే ఒక ఏనుగుల గుంపు వచ్చి నిద్రిస్తున్న వాళ్ళని తొక్కుతూ వెళ్ళి చల్లా చేసింది గుంపు. బతికిన వాళ్ళు బతికేరు, పోయిన వాళ్ళు పోయారు. దమయంతి అనుకుందిట, మరణం వస్తే బాగుండు అనుకుంటూ ఉన్న నన్ను ఏనుగులు తొక్కకుండా బ్రతుకు మీద ఆశ కలిగిన వాళ్ళని తొక్కి చంపిందే ఏంటి ఈ విధి అనుకుందిట. మరణం వస్తే బాగుండందుకు ఉంది కానీ మరణం తెచ్చుకునే ప్రయత్నం చేయలేదండి ఆ తల్లి. అసలు నరదమయంతి చరిత్రలో నలుడు గొప్పవాడు, దమయంతి ఏమాత్రము తీసుకొని మహాత్మరాలు. దమయంతి పాత్రే మనం తెలుసుకోవాలి, కష్టాలను విడిచిపెట్టలేదు. అదే సమయంలో తన జీవితంపై ఎంత ఆశ, ఏనాటికైనా తిరిగి సాధించాలని తపన. అలా వెడుతున్న ఆమెని మిగిలినటువంటి వ్యాపారుల గుంపుతో వెడుతూ ఉంటే చేది వంశం వైపు, రాజుల వైపు, చేది దేశం వైపు వస్తూ ఉంటే చేది వంశ రాజులు పాలిస్తున్న రాజధాని నగరం వైపు ఆమె వచ్చినది. ఆ సమయంలో రాజప్రసాదం నుంచి వచ్చిన రాజమాత ఈమెను చూసి ఎవడో మహాత్మురాల్లా ఉంది అని దగ్గరికి పిలిచి, అమ్మ నువ్వెవరు, ఏమిటంటే నేను ఎవరో ఏమిటో చెప్తాను కానీ నేను ఒకనొక కారణం చేత ఒకప్పుడు గొప్పగా ఉన్న మహారాణిని ఇప్పుడు ఇటువంటి ప్రచ్ఛన్న వృత్తిలో ఉండవలసి వచ్చింది, సైరింద్రియ వ్రతంలో ఉంటున్నాను. అంటే నువ్వు ఆ వ్రతం ఇక్కడే చేస్తూ ఉండమ్మా అంటే కొన్ని నియమాలు చెప్పింది. సైరింద్రియగా ఉన్నప్పుడు ఉత్తములు బ్రతికి చితికిన వాళ్ళు కొన్ని మర్యాదలను కాపాడుకుంటూనే దాస్యం అలా చేస్తారని సైరింద్రియ వృత్తి. ఆ వృత్తిని ఆమె చేపట్టి అక్కడ ఉంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ భీమరాజు తన కూతురు అల్లుడు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొందరు పండితుల్ని పంపిస్తాడు. అందులో సుదేవుడు అనేవాడు ఈ రాజ్యానికి వచ్చి ఒక్కసారి ఈమెను పోల్చుకుంటాడండి. దమయంతి యొక్క భూమధ్య స్థానంలో పద్మ చిహ్నం ఉంది, అది ఆమెకు మాత్రమే తెలుసు. అది కేవలం ఆ ఉత్తమమైన లక్షణం ఒకటి పెట్టాడు బ్రహ్మదేవుడు. అలాంటి ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన చిహ్నాన్ని చూసి పోల్చుకున్నాడు ఎవరు, సుదేవుడు అనే విప్రుడు. అమ్మా నువ్వు మా యువరాణి అమ్మా నువ్వు, ఎందుకంటే మీ అన్నగారు నాకు బాల్య స్నేహితుడు, నన్ను గుర్తుపట్టలేదా తల్లి, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, నేను ఈ లక్షణం బట్టి పోల్చుకున్నాను తల్లి అనగానే తన పుట్టింటి నుంచి వచ్చిన ఒకనొక వ్యక్తి యొక్క ఆర్ద్రమైన పలకరింపుకి తల్లి కళ్ళ నీళ్లు జలజల జాలువారి దుఃఖితురాలి ఒక్కసారి వలవల ఏడ్చింది కదా తల్లి. ఇక్కడ వెంటనే ఆమెను కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి రాజమాత యొక్క పుత్రిక యువరాణి ఆవిడ వెళ్ళి, అమ్మా ఎందుకో సైరంధ్రి ఏడుస్తోంది అనగానే, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, అప్పుడు సుదేవుడు చెప్పాడు ఈమె భీమరాజు యొక్క పుత్రిక. వెంటనే ఆనంద భరితురాలి, నువ్వు వరుసగా నా కూతురు అవుతావమ్మా, నాకు ఆ విషయం తెలియదు, నువ్వు చెప్పకుండా దాచేవు, నువ్వు నా కూతురువే అని ఆనందంగా స్వీకరించింది. ఆడ తర్వాత ఆమె అనుమతి తీసుకుని సుదేవిని వెంట తన తండ్రి ఇంటికి వెళ్ళింది. నిజానికి ఒక విధంగా నలుడు అనుకున్నట్టే జరిగించుండి, ఎలాగోలాగా తన యొక్క పుట్టింటికి చేరిందని. ఆ రక్షణలో ఉంది, రక్షణలో ఉన్నప్పుడు కూడా అదే వ్రతం, భోగములు స్వీకరించకుండా తపోనిష్టలో ఉంటూ, ఇప్పుడు జాతకరిచ్చాను గ్రహాలరిచ్చాను దుర్దశ ఒకటి వచ్చిన నిబ్బరంతో తపస్సుతో దాన్ని ఎదుర్కొంటూ తిరిగి మంచి రోజు కోసం ప్రయత్నిస్తున్న దీక్షను స్వీకరించిందండి దమయంతి మహాత్మురాలు. అందుకే మహాత్ములు కానికాలం వచ్చినప్పుడు దుఃఖించరు, కానికాలాన్ని తపస్సుకు వినియోగించుకుని ఇదివరకటి కంటే గొప్పదైన స్థితిని మళ్ళీ పొందుతారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భర్తలో ఒక మాట చెప్తాడు, సామాన్యులు మట్టి ముద్దలా ఎక్కడ కొడితే అక్కడ పడిపోతారయ్యా, మహాత్ములు బంతిలా అలా కొడితే ఇలా పైకి లేస్తారని చెప్పాడు మహాత్ములు. అది మహాత్ముల యొక్క చరిత్ర. అందుకే ప్రారంభము కర్మలో గ్రహములో ఒక దుస్థితిని ఇస్తే ఇవ్వచ్చు కానీ ఆ సమయంలో పాటించే నిబ్బరము తపస్సు ఆ దశ దాటేక మనల్ని మహోన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సామాన్యులైతే గ్రహగతులకు చితికిపోతారు, మహాత్ములైతే తట్టుకుని నిలబడి పైకి లేస్తారు పద్మాల్లా. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి మహాత్మురాంత నిబ్బరంగా ఉంటూ సుదేవుని పిలిచి తన భర్తను అన్వేషించడానికి అనేక మందిని పంపిస్తున్నటువంటి తండ్రితో, ఈ సుదేవుడు నన్ను పోల్చుకున్నాడు కనుక ఇతడే నలుడిని పోల్చుకునే అవకాశం ఉంటుందని వెళుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పిందిట. ఏమనంటే మీరు ఏ సభకి వెళ్ళినా ఆ సభలో ఒక మాట అనండి, నిన్నే నమ్ముకున్న పతివ్రత అయినటువంటి స్త్రీని ఆ వస్త్రము సగమచించి వదిలిపెట్టి రాత్రివేళ అడవిలోంచి అలా వెళ్ళిపోవడం తగునా నను సభలో అనగానే ఎవరు సమాధానం చెప్పినా నాకు వచ్చి చెప్పను అంతటి అందరికీ. దీన్ని బట్టి అద్భుతమైన ప్రణాళిక వేసినదండి తల్లి. ఎవరు చెప్పారండి భారతదేశంలో పురాణ పాత్రల్లో స్త్రీలు తక్కువగా చిత్రించబడ్డారని? అలా అన్నవాళ్ళు మూర్ఖులు. ఇక్కడ దమయంతులను మహోదాత్త గంభీర ధీర పాత్రలు చూస్తూ ఉంటే భారతీయ స్త్రీలు ఎప్పుడు సబలలే కానీ అబలలు కారు అని తెలుసు. ఏమి ధీరత్వం, ఏమి ధర్మనిష్ట, ఏమి గొప్పతనం. తన భర్తని తాను కాపాడుకున్నటువంటి చరిత్ర నుండి ఒక్కొక్కటి మొత్తానికి తనను తాను కాపాడుకుంటూ తన వారిని కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన భారతీయ స్త్రీల పాదాలకు నమస్కారం చేసుకోవాలి మనం. అలాంటి వారికి ఆదర్శమూర్తి దమయంతి ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నదో చూడండి. ఇక్కడ తల్లి అక్కడ నుంచి ఆ తల్లి చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వెళ్ళిన వాళ్ళలో ఒకడొచ్చి మాత్రం చెప్పేట, అమ్మా అన్ని చోట్ల ఎవరూ మాట్లాడలేదు కానీ ఒక రాజస్థానం దగ్గర మాత్రం ఒక ఆయన మాట్లాడాడు. ఎవడాయన? ఆయన చరిత్ర గురించి చెప్పుకోవాలి. ఆయన నిజానికి చెప్పాలంటే నలచక్రవర్తి ఏమయ్యాడు, ఈవిడైతే క్షేమంగా వచ్చింది కానీ నలచక్రవర్తి అరణ్యంలో తిరుగుతూ ఉండగా కర్కోటకుడని ఒక మహాసర్పం నారదుముని శాపం చేత కదలకుండా ఒక చోట ఉండిపోయిన వాడు చుట్టూ దావాగ్ని వచ్చిందిట. కదలలేని స్థితిలో ఉన్నాడు కనుక అగ్నికి ఆహుతి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రక్షించవయ్యా పుణ్యశ్లోక నల అన్నట్ట. అప్పుడు నలుడు పక్కకి వెళ్తున్నాడు. వెంటనే ఆయన అగ్నిలోకి వెళ్ళి రక్షించారండి. రక్షించడానికి స్వభావం పోల్చుకున్నాడు ఆ కర్కోటకుడు సర్పరాజు. ఆయన చెప్పాడు, నారద మహర్షి శాపం చేత సర్పమయ్యాను, నలచక్రవర్తి యొక్క స్పర్శ చేత నువ్వు ధన్యుడు పోతావు అని చెప్పాడు అయ్యా, నువ్వు రావడంతో పోల్చుకున్నాను అన్నాడు. చాలా ధన్యుణ్ణి అన్నాడు కర్కోటకుడు. చాలా సంతోషం, నేను వెళ్ళొస్తాను అన్నాడు. నీకేదో ఉపకారం చేయకుండా ఎలా పంపిస్తాను అన్నాడు. ఉపకారం ఏముందయ్యా, నేను రక్షించాను చాలే అన్నట్ట. నీకు ఉపకారం చేసి తీరుతాను, నువ్వు 10 అడుగులు అలా వెయ్యి అన్నట్ట కర్కోటకుడు. నలచక్రవర్తి 10 అడుగులు వేసాడు, లేదో ఒక్క కాటు వేశాడు, ఇది ఉపకారం. ఆ కాటు వెయ్యగానే నలుడు రూపం వికృతమైపోయింది మొత్తం. శభాష్ అన్నట్ట, నేను చేసిన ఉపకారం ఇదే నీకు అన్నట్ట. ఏమిటంటే, నీలాంటి మహాత్ముడు రాజ్యలోకంలోకి వెళ్ళడానికి జంకుతాడు, ఎందుకంటే ఆ మహద్రూపాన్ని ఎవడు దాచిపెట్టలేడు. నేను ఇప్పుడు నీకు ఇచ్చిన వికృత రూపంతో నువ్వు ప్రచ్ఛన్నంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ యొక్క తేజస్సు, నీ తపస్సు, నీ బలం, ఇసుమంతా కూడా తరగవు. నీకు నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్ష్వాకువంశ ప్రభువైన ఋతుపర్ణుని వద్దకు వెళ్ళు. నీ దగ్గర 2 విద్యలున్నాయ్యా, ఒకటి అశ్వహృదయ విద్య, ఇంకోటి పాక విద్య. 2 విశేషముగా నీ దగ్గర ఉన్నాయి. విద్యలు అంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదండి, ఉపాసన కూడా కలిసి విద్యలు. ఒక విద్యను పట్టుకున్నవాడు ఆ విద్యలో రాణించడానికి ఒక ఉపాసన ఉంటుంది. ఆ 2 కలిసినప్పుడు విద్య రాణిస్తాయి. అవి అస్త్ర విద్యలు, మంత్ర విద్యలు. నీ దగ్గర ఆ విద్యలు ఉన్నాయి, వీటితో రాణించి అక్కడ కొలువు చేయి, నీకు మంచి రోజు వస్తుంది. నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను నీకు వస్త్రం పంపుతాను, ఆ వస్త్రం నీ శరీరానికి తాకగానే పూర్వరూపం వస్తుంది. అప్పుడు అతడు బాహుకుడు అనే పేరుతో కురచ అయినటువంటి చేతులతో ఆ అల్పమైన రూపముతో వికృతమైన రూపముతో తాను వెళ్ళి ఋతుపర్ణ రాజర్షి వద్ద, అతను రాజు మహర్షి, ఆయన వద్ద కొలుగు కుదిరేడండి. అందులో పని ఏమిటయ్యా అంటే గుర్రాలు తోలడం, 2వది వంటలు వండడం, ఇది పని. ఈ స్థితిలో ఉన్నాడు మహానుభావుడు అక్కడ. ఇప్పుడు ఈ పంపించింది దమయంతి. ఆ దమయంతి పంపించినటువంటి ఆవిడ ఇక్ష్వాకువంశ ప్రభువైన ఋతుపర్ణుని యొక్క ఆస్థానంలో ఆవిడ చెప్పమన్న మాటలు చెప్పగానే ఒక్కడు పలికెట్ట. ఆ వాడు ఎలా ఉన్నాడంటే, అమ్మ కురచ చేతులుతున్నాడు వాడు, నన్ను పలకరించి పక్కకి తీసుకువెళ్ళి ఏ కష్టం వచ్చినా భర్త ఏ పొరపాటు చేసినా పతివ్రత అయిన స్త్రీ భరిస్తుంది, కాలం కలిసిరాక బుద్ధి వక్రించి పతి తప్పు చేసినా క్షమిస్తుంది అని అన్నట్ట. ఈ మాట అన్నంటే ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు, కానీ ఎలా ఉన్నాడు ఎందుకు కురచ చేతులతో అలా ఉండాడే నలుడు. పైగా ఈ సమాచారం ఇప్పటి వరకు వెళ్ళిన ఏ విప్రుడు తేలదు, ఒక్కడికి తెచ్చాం. ఇప్పుడు అతను నలుడు అవునో కూడా తేలదు. అది తేలడం కోసం ఎలా ఉన్నా పోల్చగలిగేటువంటి లక్షణం ఉన్నటువంటి సుదేవుడిని పిలిచింది. నువ్వు తిన్నగా ఋతుపర్ణుడు కొలువుకే వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళకు. నేను చెప్పిన మాట యథార్థంగా చెప్పు. రేపు విదర్భ దేశంలో భీమరాజు తన కూతురైన దమయంతికి పునఃస్వయంవరం ఏర్పాటు చేశాడని చెప్పు. ఎందుకంటే భర్త ఎక్కడికి వెళ్ళాడు తెలియలేదు, ఎన్నాళ్ళు అలా బాధపడుతుంది అని పునఃస్వయంవరం ఏర్పాటు చేశాడని చెప్పు. రేపని చెప్పు, ఎప్పుడు వెళ్ళినా రేపని చెప్పు, అంతే. ఇది చెప్పినది ఎంత ప్రణాళిక అండి ఆ తల్లిది. ఆయన వెళ్ళి అలాగే చెప్పాడు. ఋతుపర్ణుడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే స్వయంవరానికి వచ్చి పెళ్లి చూసుకోవాలని కాదు, అందుకే స్వయంవర లక్షణం మనం చెప్పుకున్నాం. ఎవరైనా స్వయంవరానికి పిలిస్తే వెళ్ళాలి, వెళ్ళి ఆశీర్వదించడానికైనా వెళ్ళాలి. వివాహానికి మాత్రమే కాదు, క్షత్రియ ధర్మం అది. పైగా ఇది కొంచెం వింతైన స్వయంవరం. పునఃస్వయంవరం ఏమిటండి, అదేదో వింత తెలుసుకుందామని ఋతుపర్ణుడు కనిపించింది. కానీ రేపు అంటే అయోధ్యానగరం నుంచి విదర్భకి ఒక్క రోజులో రావడం, పైగా మధ్యలో ఒక్క రాత్రి ఉంది, ఎవడి వల్ల కాదు. అందుకే కబురు ఇక్కడికే వచ్చింది. ఋతుపర్ణుడు వల్ల కాదు అనుకుంటూ పక్కనున్న బాహుకుడు యొక్క రథచోదకత్వ నైపుణ్యం తెలుసు గనక, నువ్వు గొప్పవాడు కనుక చిన్న నీ వల్ల అవుతుందేమో అని ఉంది, మనం వెళ్ళగలమంటావంటే హాయిగా వెళ్ళగలం అని అంటాడు. రమ్యమైన మలుపు తిరిగింది. ఎప్పుడైతే రథం బయలుదేరిందో ఆశ్చర్యకరం. పైగా ఎవరు ఊహించని గుర్రములు పెట్టాడు, పొట్టి గుర్రాలు. ఇది పెట్టి వెళ్ళగలమా అన్నట్టు ఋతుపర్ణుడు హాయిగా వెళ్ళగలమయ్యా అని చెప్పాడు. ఇక్కడ వార్ష్ణేయుడు అనబడేటువంటి సారథి ఎక్కడున్నాడు? అతనికి సహాయకుడుగా సహాయకుడు మాత్రమే కాదు ప్రధానుడుగా ఉన్నాడు అక్కడ బాహుకుడు. బాహుకుడు అంటే ఎవరు? నలచక్రవర్తి బాహుకుడు. రథం కదులుతోందండి, ఆశ్చర్యం. రథం కదులుతూ ఉంటే అనిపించింది ఋతుపర్ణుడికి, సామాన్యుడా, మాతలియా, అనూరుడా, లేక నలుడా అనుకున్నాడు. ఆశ్చర్యకరం. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విద్య. నలుడు రథచోదకత్వ విద్యలో నిపుణుడు అని ఇదివరకు ప్రసిద్ధి లోకంలో. ఇప్పుడు తను స్వయంగా చూస్తున్నాడు కనుక నలుడా అనిపించింది. అనిపించగానే మొత్తానికి ఇతను సామాన్యుడు కాదు, మహాత్ముడు. కొందరు మహాత్ములు ప్రచ్ఛన్న వేషాలతో తిరుగుతుంటారు, అది బయటపడే వరకు మనం తొందరపడకూడదు అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఋతుపర్ణుని యొక్క ఉత్తరీయం జారిపడింది అక్కడ. వెంటనే బాహుక వార్ష్ణేయుని చెప్పి రథాన్ని కాస్త ఆపించు, నా ఉత్తరీయం పడిపోయింది, ఆ వార్ష్ణేయుడు తీసుకొచ్చిస్తాడన్నాడు. నువ్వు పడింది అని నాకు చెప్పే లోపల కొన్ని యోజనాలు రథం కదిలిపోయిందయ్యా అన్నాడు. ఇక్కడ అది వెళ్ళి తీసుకురావడం మహా కష్టం. అంటే అప్పుడు అన్నాడు, ఒక్కొక్క విద్యలో ఒక్కొక్కరు నిపుణులు ఉంటూ ఉంటారు అంటూ, నీకు ఈ విద్య చాలా విశేషముగా కనబడుతున్నది, ఎలా వచ్చినదంటే దీని అశ్వహృదయ విద్య అంటారు, దానితో ఎలాంటి అశ్వాన్నైనా నేను అనుకున్న ప్రకారం నడిపించగలనయ్యా అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళుతున్న వేగానికి కాసేపు ఆగి వెళ్ళినా మనం సకాలానికి వెళ్ళగలం గనక ఇక్కడ ఆపు అన్నట్టండి. ఇక్కడ ఋతుపర్ణుడు ఆగిన తర్వాత అక్కడ విభీతక వృక్షమునకు వృక్షం ఉంది, తాండ్ర జట్టు. ఆయన అన్నాడు, సృష్టిలో అన్ని విద్యలు ఒకరి దగ్గరుండవు, అన్ని గొప్పతనాలు ఒకటి దగ్గరుండవు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గొప్పతనం, ఒక్కొక్క విద్య ఉంటుంది. అందుకే ఒకడు ఇంకొకడిని ఎప్పుడు గౌరవించవలసిందే. నీ విద్యను నేను గౌరవిస్తున్నాను, నాకు ఒక విద్య తెలిసి చూపించనా అన్నట్టండి. అదేమిటంటే ఇప్పుడే చెప్తాను చూడు, ఇక్కడ ఈ కొమ్మకి ఇన్ని వేల రెమ్మలున్నా, ఇన్ని వేల ఆకులున్నా, ఇన్ని పళ్ళున్నాయని లెక్క చెప్పాడు. కొమ్మకి మాత్రమే చెప్పాడండి, ఎందుకంటే తిరిగి చెప్పేగా లెక్కించడానికి సమయం ఇవ్వాలి, చెక్ చేసుకోవడానికి. అంటే చెట్టుకు ఎంత ఉన్నాయో చెప్పడం లేదు. ఒక ఆయన అన్నాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? 999,999 అన్నట్టు. నిజమా అంటే లెక్క పెట్టుకోవాలన్నట్టు. ఎప్పుడు వల్ల అవుతుందండి అలా చెప్పడం కాదు, అందుకే కొమ్మకి ఎన్ని ఉన్నాయో చెప్పేట. నువ్వు ఇప్పుడు లెక్క పెట్టుకున్నట్ట, చెప్పిన ప్రకారంగా లెక్క పెట్టాడు, అంతే ఉన్నాయి. ఎలా చెప్పగలిగా ఉంటారు? నీ దగ్గర అశ్వహృదయ విద్య ఉన్నట్లే నా దగ్గర అక్షహృదయ విద్య ఉన్నదయ్యా, ఇది ఒక ప్రత్యేకమైన విద్య అని అంటే, అయితే ఈ విద్య చాలా గొప్పది, విద్య నుంచి విద్య తీసుకోవాలి కనుక నేను నీకు అశ్వహృదయ విద్య ఇస్తాను, నాకు అక్షహృదయ విద్య ఇస్తావంటే, సరే ముందు నేను నీకు అక్షహృదయ విద్య ఇస్తాను, తర్వాత అవసరమైనప్పుడు నేను అశ్వహృదయ విద్య తీసుకుంటాను అని చెప్పి అక్షహృదయ విద్యను ఉపదేశించాడు. ఇది మంత్ర విద్య. సామాన్యంగా భారతీయ విద్యల గురించి మాట్లాడాలంటే ఒక ప్రత్యేకమైన అంశం అవుతుందండి. ఎలాంటి విద్యలు ఉండేవి ఈ దేశంలో? మొత్తానికి అక్షహృదయ విద్యని బాహుకుడు ఉపదేశంగా పొందాడు ఋతుపర్ణ మహర్షి ద్వారా. అశ్వహృదయ విద్య అంటే అవసరమైనప్పుడు తీసుకుంటానన్నాడు. ఎంత మర్యాద చూడండి. ఎందుకంటే తాను ఎవరి దగ్గర మంత్రం తీసుకుంటున్నాడో అతని చరిత్ర, అతని పవిత్రత తెలియకుండా ఉపదేశం పొందరాదు, ఇది తెలుసుకోవాలి. ఇది సంప్రదాయం. ఆ కారణం చేత అలాగని నువ్వు తక్కువ వాడు అనలేదు. ప్రచ్ఛన్న వేషం ఉన్నాడు, తెలియని ఊరుకున్నాడు. ఇప్పుడు రథం తీయబోతున్నాడండి నలుడు లేదా బాహుకుడు. ఆయన బయట పెట్టనంతవరకు మనందుకు బయట పెట్టడం. రథం కదలగానే నలుళ్ళోంచి నెత్తురు కక్కుకుంటూ ఒక నల్లని వాడు బయటకు వచ్చాట. అది నలుడికి మాత్రమే కనబడుతుంది, బాహుకుడికి. ఎవడరా నువ్వు అన్నాడు. నీలో ప్రవేశించిన కలినయ్యా అన్నాడు. నా వల్లే నీ ఓటమి ఇవన్నీ వచ్చాయంటే నేను శపిస్తానన్నట్టు. నువ్వు శపించక్కర్లేదు, నీలో దూరేక ఒక్క క్షణం నేను సుఖంగా ఉంటూ ఒట్టన్నట్టు. నీలో దూరిన దగ్గర నుంచి పంత కొద్ది కూర్చున్నానే కానీ క్షణం కూడా శాంతిగా లేను. ఇది నా పరిస్థితి. ఎందుకంటే నీలో దూరేక నీ నిరంతర ధర్మము లోపల ఒక జ్వాలగా ఉంటూ ఉంటే నేను నిలబడలేకపోయాను తెలుసా. రెండు, నీ భార్య యొక్క పాతివ్రత్యం, ఆవిడ దుఃఖం నిప్పై నన్ను తగలబెడుతూ ఉంటే తట్టుకోలేక లోపల కూర్చున్నాను. నేను ఆ పంతం మీద కూర్చున్నాను. ఇక్కడ చూసారా, ధర్మం వల్ల కలి ఎలా నిలబడలేడో చూపిస్తున్నాడు. ఇక్కడ చిట్ట చివరికి నీలో ఇవాళ ఈ మంత్ర విద్య ప్రవేశించింది. అందుకు మంత్రము విద్య అంటే ఒకనొక అక్షరాల గుంపు అనుకోవద్దు. మంత్రము ద్వారా శక్తి లోపలికి పెడుతుంది, అలా శక్తి పొందిన గురువే ఇవ్వగలడు. ఇది తెలుసుకోవాల్సి కనుక ఎప్పుడైతే, అందుకే మంత్రానుష్ఠానం చేస్తుంటే లోపల శక్తి మనలో ఉంటుంది, అది తెలుసుకోవాల్సింది. ఒక ఘట్టంలో ఎప్పుడైతే నీ లోపల అక్షహృదయ విద్య అనబడే మంత్రదేవత ప్రవేశించిందో, వెంటనే ఆ అగ్నికి ఇంకా నేను నిలబడలేక బయటకు నెత్తురు కక్కుంటూ వచ్చాను కనుక నువ్వు ఇప్పుడు వేరే శపించక్కర్లేదు, నా దురవస్థ అంతా ఇంత కాదు, ఇకపై ధర్మాత్ములు జోలికెళ్ళనంటే. అయితే నువ్వు ఇకపై విభీతక వృక్షాన్ని ఆశ్రయించుకునుండు అని చెప్పాడు. ఆ యుగంలో కనుక వ్యాప్తికి అవకాశం నీకు లేదు, విభీతక వృక్షం మీద ఉండు అన్నట్టు. అదే తాండ్ర జట్టు. అందుకే తాండ్ర చెట్టుతో చేసిన కలప కానీ వస్తువు కానీ ఇంట్లో వాడితే అది పరమ అధోగతి పాలు చేస్తుంది. అందుకే దాని నిషేధమైన వృక్షం కింద మారింది అప్పటి నుంచి. అలా పెట్టి ఇదంతా ఋతుపర్ణునికి తెలియదు, రథం బయలుదేరిందండి అక్కడి నుంచి. బయలుదేరి తిరగ విదర్భ దేశానికి చేరుకుంది. ఋతుపనుడు రథం తోలుతూ వస్తున్నట్ట. కొంతమంది వాళ్ళ ఆయన ఎలా డ్రైవ్ చేసి వస్తాడో తెలుసు. ఎందుకంటే ఒకసారి ఒక ఇంట్లో నుండి ఆ కారు వచ్చింది. ఎవరు వచ్చారే అందుకే ఆ ఇంటికి వచ్చిన బంధువు వాళ్ళ ఇంటి యజమానురాలతో ఇంటి గృహిణితో, మా ఆయనేలే మరి ఇంతగా తలుపు తీయలేదంటే మా ఆయనే కదా అని. ఎందుకు ఎలా పోల్చేవమ్మా అంటే కారు వస్తున్న సౌండ్ బట్టి అది అలాగ అనుభవం అండి. అలాగే ఋతుపర్ణుడు రథం తోలుతూ వస్తున్నాడు బాహుకుడు, అది పోల్చి ఇది నలుడే అనుకుంది ఆవిడ. బయటకు వచ్చి చూసింది నలుడు లేడు. నలుడి దేహం ఎంత అందమైన రూపం, ఎంత దివ్యమంగళ విగ్రహం, కురచేతుల విడి కాడు అవునేమో, రెండు సందేహాలు తేల్చాలి. మొత్తానికి వాళ్ళ వసతి వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఎక్కడ స్వయంవరం జాడలేదు, నిజంగా జరిగితేనా? ఋతుపర్ణుడు సిగ్గుపడ్డాట. కొంచెం ఆలోచించద్దు ఎందుకు తొందరపడ్డా అనుకున్నాడు. బయట పడలేదు. భీమ మహారాజు చక్కని ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతను వచ్చినవాడు ఎవడో తెలుసుకోవడానికి రకరకాల యుక్తులు పన్నుతూ ఉన్నది ఇక్కడ ఆ తల్లి. ముందుగా ఏం చేసిందంటే అతన్ని పరిశీలించి రాని పంపించింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆమె చెరికత్తిని, ఆ చెరికత్తి పరిశీలించి వస్తున్నది. అతని మాటలు అతని తీరు తెలుసుకొచ్చి చెప్పింది. తర్వాత ఒక పని చేయన మన పిల్లలిద్దరిని తీసుకువెళ్ళింది. ఇంద్రుడు, ఇంద్రసేనుడు, ఇంద్రసేన. ఇంద్రసేన కథ గుర్తుందిగా. ఇంద్రసేనుడు, ఇంద్రసేన ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్ళిందిట. వెళ్ళగా నిలబడలేక దగ్గరికి తీసుకొచ్చి గట్టిగా పట్టేసుకున్నాడు. పిల్లల్ని చూడగానే కలిగిన ప్రేమ. ఆ నలుడు ఇన్ని నాళ్ళ తర్వాత తన పిల్లల్ని చూడగానే ఒళ్ళు ఒక దగ్గరగా తీసుకుని ప్రేమగా నిమిరాడు. ఏమిటి అంత ప్రేమ చూపిస్తున్నావు అందరి చెరికెత్తాడు. ఏం లేదు, మా పిల్లలు గుర్తొచ్చారు అంతే. అంతేగాని మాటిమాటికి ఎందుకు ఇలా వస్తున్నావు అని ఇదంతా గమనించి వెళ్ళి చెప్పింది. అమ్మను మొట్టమొదటి గమనించాను, అతను ఎందుకు వచ్చానో చెప్పాడు, ఈ విధంగా వచ్చానని. ఇప్పుడు మరొక విధమైన గమనింపు, అదేమిటంటే ఆయన వంటవాడు కూడా కదా, ఆ వంట వండుతున్న తీరు ఎలా ఉందో చూసిరా అన్నది. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చిందని చెరికెత్తే ఆ వంట చాలా అద్భుతంగా ఉన్నది. ఆ తీరు వండుతున్న తీరే చూస్తే సాధారణం కాలేదు, ఒక అదుకు విద్య. చూసి వచ్చి అమ్మ వంట వండి తీరిన తీరే చాలా బాగుందని వర్ణించింది ఆవిడ. అవునా, వండిన వేవైన నంజుళ్ళు రుచికి తీసుకురా. మళ్ళీ తెచ్చింది ఆ చెరికెత్తే. అబ్బాయి ఇది మా ఆయన వంటే అంది. ఇది వరకు నల్లు వండి పెట్టాడనమాట అని అనుకున్న తప్పేం లేదు మనకి. మొత్తానికి రుచి పొట్టి పోల్చుకుంది ఇది ఆయన వంటే ఖచ్చితం. ఎన్ని రకాలుగానో పరిశీలించింది. పైగా పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా గమనించి అప్పుడు తండ్రితో చెప్పింది, ఆయన నలుడనే అనుమానం ఒక్కసారి ఆయన పిలిపించు అన్నదట. తీసుకొచ్చారు. ఆయన వైపు అలా నిలబడ్డాడు. ఎటో చూస్తున్నట్టు ఒక మాట అన్నది, ధర్మపత్ని నమ్ముకుని ఉండి నువ్వే సర్వస్వమును ఉన్నామని అరణ్యంలో అలా విడిచిపెట్టి వెళ్ళడం తగునా అని. అంటే వెంటనే నాలో ఉన్నటువంటి కలిచేత, అప్పుడు ఉన్నటువంటి దుర్దశ చేత, నేను విడిచిపెడితే నువ్వు క్షేమంగా ఉంటావేమో అనేటువంటి భ్రాంతి చేత విడిచిపెట్టడం జరిగింది. కానీ నాలో దోషం లేదని అన్నట్టే వెంటనే. అనగానే నలుడు అని వెంటనే పోల్చుకున్నది ఆమె. పోల్చుకున్న తర్వాత ఆ నలుడు చెప్పాడు, అది సరిగాని పునఃస్వయంవరం ఏమిటన్నాడు. అంటే ఒక్క రోజులో రథాన్ని తీసుకురాగలిగిన వాడు ఈ భూమి మీద నువ్వు తప్ప మరొకళ్ళు లేడు అని తెలుసు గనక అక్కడికే గబురు పంపాను. ఒక్క రోజులో ఋతుపర్ణుడు వచ్చారంటే వాడు నువ్వే అని తెలుసుకోవచ్చు. గబురు వల్ల రాలేదు, అందుకు రేపు పెట్టిందే కానీ ఈ పునఃస్వయం అనే జాడలేదు అన్నాడు. వెంటనే నిన్ను బాధ పెట్టినందుకు మన్నించన్నాడు అన్నాడు చక్రవర్తి. స్మరించగానే కర్కోటకుడు వస్త్రం పంపాడు. తన పూర్వ రూపం వచ్చింది, బంగారు రంగుతో మెరిసిపోతూ ఆజానుభవుడి దివ్య మంగళ విగ్రహంతో సమస్త రాజలక్షణాలతో శోభిలుతున్న నలుడు, ఆ ప్రక్కన దమయంతి, వాళ్ళు ఉభయులను చూసి మీ పుణ్య దంపతుల్ని చూడడం వల్ల నేను ధన్యున్నయ్యా అన్నాడు ఋతుపర్ణుడు. అని ఇప్పుడు నువ్వు ఇస్తే నేను ఈ అశ్వహృదయ విద్యను స్వీకరిస్తానయ్యా అని నరచక్రవర్తి ద్వారా అశ్వహృదయ విద్యని స్వీకరించి వెళ్ళాడు ఋతుపర్ణుడు. ఇప్పుడు ఈ కథలో కర్కోటకుడు ఎంత కనికరించాడండి. పైగా లోపల కలి నిలవలేకపోవడానికి అనేక కారణాల్లో ఒకటి, కర్కోటకుడు లోపలికి పంపించిన విషం నలుణ్ణి ఏమీ బాధించలేదు, లోపల ఉన్న కలిని మండించిందిటండి. అది కూడా గొప్ప విశేషం. అందుకే ముందు తలుచుకోవాల్సింది వీణ్ణి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. చిత్రం ఏంటంటే ఇది మరొక శాస్త్రంలో మనకేం కనబడుతుందంటే భయంకరమైన శనిదోషాలు ఉన్నప్పుడు జరిగినట్లుగా కూడా చెప్పబడుతుంది. అందుకే ఈ చరిత్రను స్మరించిన వారికి శనిదోషాలు కూడా ఉండవు అని చెప్పారండి. అంత విశిష్టమైనటువంటి చరిత్ర ఇది, కలిదోషనాశనమైన చరిత్ర ఇది. పైగా ఒక్క రహస్యం ఇక్కడుంది. దీన్ని బట్టి పురాణ కథలను ఎన్ని రకాలుగా చూడాలో తెలుస్తుంది. ఊరికినే కాదు, ఒక్కొక్క కథలో కొన్ని యజ్ఞ సంకేతాలు దాగుతుంటాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల యజ్ఞాలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క మంత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా చండీయాగం చేసినప్పుడు లోకంలో పరస్పర వైషమ్యాలు ఎక్కువైపోతూ ధర్మం నిలబడనప్పుడు ఒకనొక మంత్రాన్ని అనుసంధానం చేయమని చెప్తారండి. అది సంపుటితం చేసి యాగం చేయమని చెప్తారు. ఆ మంత్రము దమయంతి నలాభ్యాంచ ప్రణమాను పునఃపునః. ఇదొకటి. ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం నిర్వైరతాచ జాయేత సంవాదాగ్ని ప్రసీదమే. ఇది మంత్రం. సంవాదాగ్ని అని ఒక అగ్ని విద్య ఉంది మనకి. అది పూర్వంలో యజ్ఞముగా ఉపాసించేవాళ్ళు, లేదు ప్రత్యేక మంత్ర విద్యో కానీ వేదమునందు సంవాదాగ్ని ఉపాసనా విద్య ఉంది. ఈ సంవాదాగ్ని ద్వారా పరస్పర వైషమ్యాలు తొలగిపోయి ఒకరికొకరు ప్రేమ నిలబడి కలిదోషాలు పోతాయట. కలిలో మేధావులందరికీ ఒకరికొకరికి పడకపోవడం వల్ల ధర్మం దెబ్బతింటుంది అని చెప్పారు. అందుకే ఐకమత్యం భవద్వేషం బ్రాహ్మణానాం పృథగ్ధియ. పుర్రుకో బుద్ధి అన్నట్లుగా వేరువేరు బుద్ధులతో కలహించుకుంటున్నటువంటి మేధావులందరూ కలిసి ఉందురుగాక అని ఈ మంత్రాన్ని వాడతారండి ఇక్కడ. ఆ సంవాదాగ్ని విద్యలో స్మరించేది ఎవరినో తెలుసా? దమయంతి నలాభ్యాంచ ప్రణమాను పునఃపున. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ సంవాదాగ్ని మంత్ర రహస్య విద్య ఈ చరిత్రలో దాగి ఉంది. అందుకే నలచరిత్ర జాగ్రత్తగా వింటే ఆ సంవాదాగ్ని మంత్రశక్తి విన్న వాళ్ళందరికీ లభించి క్షేమం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో అటువంటి సౌమనస్య వాతావరణం ఏర్పడి భారతీయులందరూ ధర్మబద్ధంగా ఎదుగుగాక, పాలకులకి ధర్మబుద్ధి లభించుగాక, సనాతన ధర్మంతో భారతదేశం వర్ధిల్లుగాక అని సంవాదాగ్ని విద్య యొక్క రూపమే నలచరిత్రను నమస్కరించాలి. ఇలాగా ఒక్కొక్క ఉపాఖ్యానంలో మంత్రశక్తులు యజ్ఞశక్తులు కూడా దాగి ఉంటాయి. అది భారతం యొక్క రహస్యం అండి. కానీ కురుపాండవులు కొట్టుకున్న కథ కాదు. మొదటి నుంచి పునాది వేసుకుంటూ వస్తున్న ఎక్కడ యజ్ఞ సంకేతాలు, ఎక్కడ మంత్ర సంకేతాలు, ఎక్కడ యోగ సంకేతాలు ఉన్నాయి పరిశీలించాలి. మరొక విశేషం ఏంటంటే ఎప్పుడైనా ఉపాఖ్యానానికి ప్రధాన ఆఖ్యానానికి ఒక అనుబంధం ఉంటుంది. అనుబంధం ముందే చెప్పుకున్నాం. మన కష్టాలు మన బ్రతుకులు మనతోనే మొదలయ్యలేదు. సృష్టి ఎప్పటి నుంచి వస్తుందో, ఎందరు ఎన్ని అనుభవించారో తెలుసుకో. అది ఒక్కడ తెలిస్తే ఒక ధైర్యం ఉంటుందండి. అంతేకాదు లోకంలో మనం పేద కష్టపడుతుంటే ఇలాంటి కష్టమే మరొకడికి వచ్చిందండి అని చెప్తే ఒక రిలీఫ్. అదొకటి కష్టం పోదు, ఇలాంటిది ఒకటి వచ్చింది రిలీఫ్. అది ఒక సైకలాజికల్ పాయింట్. పైగా పొందిన వాళ్ళు మహాత్ములు, వాళ్ళే తట్టుకున్నారు. నువ్వు తప్పకుండా వాళ్ళు ఎలా వెలికి వచ్చారో ధర్మాన్ని పట్టుకుని నువ్వు అలా పైకి వస్తావు. ఇంత ధైర్యం ఉంది. ఇది ఒక్కసారి పరిశీలించండి. ధర్మరాజు కథ అంతా మనం ఆఖ్యానం అనుకుంటున్నాం కదా, బింబం అనుకుందాం, దీన్ని ప్రతిబింబం అనుకుందాం, రెండింటికి పోలిక. ఇలాంటివి పరిశీలించారు ఇక్కడ. నరుడు అర్జునుడు, అతడే కదా ఇంద్రస్వరూపం. ఆయన 5 అయ్యాడు కానీ ఒకడే. రలయో రభేద, రాకీలాకి భేదం లేదు. అందుకని నరుడు ఇక్కడ నలుడు అంతే తేడా. అక్కడ ఇక్కడొక్కడక్కడ 5 అంతే. అదే శక్తి, అదే దమయంతి, ఆమె సైరంధ్రి వృత్తి, వనవాసం, ద్యూతం అంతా యథాతథంకరపడుతుంది ఇక్కడ. ఇది చూసి అది రాశారా, అది చూసి ఇది రాశారా అని మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరకండి దయచేసి. ఒకేలాంటి కథలు జీవితంలో జరుగుతూ ఉంటాయి, ఇంద్రియ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సిన చరిత్ర. వెనక్కి వెళితే ఇలాంటి కథ ఒకటి జరిగిందయ్యా అనే విశేషాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ నీకు నేను ఇవాళ అక్ష హృదయ విద్య ఉపదేశిస్తున్నానని ధర్మరాజుకు బృహదస్సుడు అక్ష హృదయ విద్యను ఉపదేశించాడు. ఈ రెండు విద్యల పేర్లు తలుచుకుంటే చాలు మన ధన్యులమవుతాం. ఇన్ని మంత్ర సంకేతాలతోనూ ధర్మబోధతోనూ ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని ఇచ్చి అందులో దమయంతి యొక్క ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట, ఔచిత్యం చూపించి ఒక అద్భుతమైన ఆదర్శ పాత్రలు రెండు మనకు చక్కగా అందించాడు ఇక్కడ బృహదస్సుడు. ఈ కథ విని ధర్మరాజు మనస్సు శాంతించింది. ధర్మబోధలు వింటే మనస్సుకు శాంతి, ధర్మగాథలు వింటే చిత్తానికి స్థైర్యము, ఒక దిక్సూచి లభిస్తుంది. అలాంటి భవ్య చరిత్రను విని ధన్యుడయ్యాడు యుధిష్ఠిరుడు. ఆయనతో పాటు ఉన్న మిగిలిన 3 పాండవుల్లో 3, అక్కడున్న ద్రౌపదీదేవి, ఇతర ఋషులందరూ విన్నారు, సంతోషించారు. అటువంటి భవ్యమైన నలదమయంత్ర స్మరణతో ఇవాళ ధన్యులమయ్యాం. మిగిలిన కాదని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. అందరం ఒక్కసారి సంవాదాగ్ని మంత్రాన్ని చెప్పుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. నమోహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమద్రమారమణ గోవిందో హరి గో.